కృష్ణ యజుర్వేదాంతర్గత 22 యోగ తత్వోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. యోగేశ్వర్యం చ కైవల్యం జాయతే యత్ప్రసాదతః తద్వైష్ణవం యోగతత్వం రామచంద్రపదం భజే. శ్లోక యోగేశ్వర్యం చ కైవల్యం జాయతే యత్ప్రసాదతః తత్వైష్ణవం యోగతత్వం రామచంద్రపదం భజే. ఇద్దాని ప్రసాదముచే యోగేశ్వర్యము కైవల్యము కూడా లభించుచున్నాయో అట్టి వైష్ణవయుగతత్వము కొరకై శ్రీరామచంద్రమూర్తిని భజించుచున్నాము. సీతాయాః పతయే నమః. యోగతత్వం ప్రవక్ష్యామి యోగినాం హితకామ్యయ. యచ్ఛరుత్వా చ పఠిత్వా చ సర్వపాపయః ప్రముచ్యతే. 1:01 యోగతత్వం ప్రవక్ష్యామి యోగినాం హితకామ్యయ. యత్ శ్రుత్వా చ పఠిత్వా చ సర్వపాపయః ప్రముచ్యతే. ఓంకార తత్వమును ధ్యానిస్తూ మనో వాక్ కాయములచే నమస్కరిస్తున్నాను. యోగ సాధకులందరికీ హితము కలగాలనే ఉద్దేశ్యము కలిగిన వారమై యోగతత్వమును మనము చెప్పుకుంటున్నాము. ఎందుకంటే యోగతత్వము పఠించినా వినినా కూడా సర్వపాపదృష్టుల నుండి, పాపక్రియల నుండి, పాపభావముల నుండి కూడా ఆ పఠించువాడు, ఆ వినుచున్నవాడు కూడా విముక్తుడు కాగలడు. విష్ణునామ మహాయోగి మహాభూతో మహాతపాః. తత్వమార్గే యథా దీపో దృశ్యతే పురుషోత్తమః. 2:02 విష్ణుః నామ మహాయోగి మహాభూతో మహాతపాః. తత్వమార్గే యథా దీపో దృశ్యతే పురుషోత్తమః. యోగయోగీశ్వరుడు పురుషోత్తముడు అగు విష్ణు భగవానుడు సర్వజీవులకు, మహత్తపస్సంపన్నులకు కూడా శరణాగతి అయి ఉన్నారు. అట్టి స్వామి తత్వమార్గ అన్వేషకులకు వారి త్రోవలో మార్గదర్శకమగు దీపమువలే ప్రకాశించుచున్నారు. విష్ణవే సర్వజిష్ణవే తమారాధ్య జగన్నాథం ప్రణిపత్య పితామహః. పప్రచ్ఛ యోగతత్వం మే బ్రూహి చాష్టాంగ సంయుతం. 3:03 తం ఆరాధ్య జగన్నాథం ప్రణిపత్య పితామహః పప్రచ్ఛ యోగతత్వం మే బ్రూహి చ అష్టాంగ సంయుతం. ఒక సందర్భములో సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు పితామహుడు విష్ణులోకం వేంచేసిన వారే ఆరాధ్యుడు జగన్నాథుడు అగు విష్ణుభగవానుని దర్శించారు. ప్రణిపాతులే విష్ణుస్వామిని ఇట్లు ప్రశ్నించారు. హే విష్ణు భగవాన్, అష్టాంగ యోగములతో కూడిన యోగతత్వమును వివరించి చెప్ప ప్రార్థన. తమువాచ హృషికేశో వక్ష్యామి శృణు తత్వతః. సర్వే జీవాః సుఖైర్దుఃఖైర్మాయాజాలేన వేష్టితాః. 4:04 తం ఉవాచ హృషికేశో వక్ష్యామి శృణు తత్వతః. సర్వే జీవాః సుఖయః దుఃఖయః మాయాజాలేన వేష్టితాః. విష్ణుభగవానుడు హృషికేశుడు, ఓ బ్రహ్మదేవ, 8 అంగములతో కూడిన యోగతత్వమును చెప్పుచున్నాను, వినండి. జీవులంతా కూడా సుఖము దుఃఖము అనే 2 దారములతో నేసిన మాయ అనే వలలో చిక్కుకొనుచున్నారయ్యా. మాయ యొక్క ప్రభావము చేతనే సుఖదుహక పరంపరలలో మునిగి తేలిచూ ఉన్నారు. స్వతహగా చూస్తే జీవుడు మాయా నియామకుడగు ఆత్మయే కాబట్టి బద్ధుడే కాదు. తేషాం ముక్తికరం మార్గం మాయాజాల నికృంతనం. జన్మ మృత్యుజరా వ్యాధినాశనం మృత్యుతారకం. 5:05 తేషాం ముక్తికరం మార్గం మాయాజాల నికృంతనం. జన్మ మృత్యు జరా వ్యాధి నాశనం మృత్యుతారకం. అందుచేత ఈ జీవులను అటువంటి మాయాజాలము ఫిసర్ నెట్స్ ఆఫ్ మాయా నుండి బయటకు తెచ్చునది జన్మ మృత్యు వార్ధక్య వ్యాధి దోషములను అధిగమింపజేయునది, మృత్యువు నుండి తరింపజేయునది అగు ముక్తి మార్గము గురించి చెప్పుకుంటున్నాము. వినండి. నానామార్గేస్తు దుష్ప్రాపం కైవల్యం పరమం పదం. పతితాః శాస్త్రజాలేషు ప్రజ్ఞయా తేన మోహితాః. 6.06. నానామార్గేస్తు దుష్ప్రాపం కైవల్యం పరమం పదం. పతితా శాస్త్రజాలేషు ప్రజ్ఞయా తేన మోహితాః. కైవల్యపదము అని చెప్పబడు ఈ జీవుని కేవలి స్వస్వరూపము జేరిటకై మాయను జయించివేయినట్టి మార్గము కష్టసాధ్యమైనది. ప్రయత్నము చేతనే లభించగలదు. కొందరు శాస్త్రములు పఠించికూడా శాస్త్రములు అనే ప్రజ్ఞత్వపు వలలో పడి మోహమును వదలలేకున్నారు, పైగా మోహమును పెంపొందించుకొనుచున్నారు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అనిర్వాచ్యం పదం వక్తుం న శక్యం తైః సురేరపి. స్వాత్మప్రకాశరూపం తత్కిం శాస్త్రేణ ప్రకాశతే. 7.07. అనిర్వాచ్యపదం వక్తుం న శక్యం తైః సురేయః అపి స్వాత్మప్రకాశరూపం తత్కిం శాస్త్రేణ ప్రకాశ్యతే. ఎందుచేతనంటారా? మాటలకు అందని కేవలి స్వరూపధారణ రూపమగు కైవల్య పదము గురించి దేవతలకు కూడా నిర్వచించి చెప్పటానికి అలవి కావటం లేదు. అది అంతరాంతమగు స్వాత్మప్రకాశ రూపము, ద ఫోర్మ్ ఆఫ్ వన్స్ ఓన్ ఎన్లైటన్డ్ సెల్ఫ్ మానిఫెస్టాయోన్. అట్టిది బాహ్య శాస్త్రములచే ఎట్లా ప్రకాశింపజేయబడగలదు చెప్పండి? నిష్కలం నిర్మలం శాంతం సర్వాతీతం నిరామయం తదేవ జీవరూపేణ పుణ్యపాపఫలైర్వృతం. 8.08. నిష్కళం నిర్మలం శాంతం సర్వాతీతం నిరామయం తదేవ జీవరూపేణ పుణ్యపాపఫలయః వృతం. నిష్కళము కళంకరహితము అత్యంత నిర్మలము పరమశాంతము ఈ సర్వదృశ్య వ్యవహారములకు అతీతమైనది అగు పరమాత్మయే క్రీడగా లీలగా జీవరూపమును అంశగా కలిగినదే ఉంటున్నారు. అట్టి ఆత్మ యొక్క అంశ మాత్రమైనట్టి జీవరూపము పుణ్యపాపఫలములచే ఆవృతమై ప్రవర్తమానమగుచున్నది. కేవలమగు ఆత్మకు పుణ్య అపాపములతో సంబంధమై లేదు. పరమాత్మపదం నిత్యం తత్కథం జీవతాం గతం సర్వభావపదాతీతం జ్ఞానరూపం నిరంజనం. 9.09. పరమాత్మపదం నిత్యం తత్కథం జీవతాం గతం సర్వభావపదాతీతం జ్ఞానరూపం నిరంజనం. వాస్తవానికి ఈ జీవుడు పరమాత్మ స్వరూపుడే. అట్టి పరమాత్మపదము సర్వభావములకు అతీతమైనది. జీవుడు భావసంబంధికుడు, పరమాత్మ భావాతీతుడు, భావపదాతీతుడు, కేవల జ్ఞానరూపుడు, నిరంజనుడు, నిత్యుడు, జీవుడో సందర్భకల్పితుడు. అట్టి పరమాత్మ జీవాత్మగా ఎట్లా అవుతాడు? పరమాత్మ సర్వదా యథాతథుడు అయినప్పుడు జీవుడుగా అవటము అనే ప్రసక్తి ఎక్కడిది? వారివత్ స్ఫురితం తస్మిన్స్తత్రాహం కృతిరుత్థిత పంచాత్మకం భూత్పిండం ధాతుబద్ధం గుణాత్మకం. 10. సుఖదుహఖయ సమాయుక్తం జీవభావనయ కురు తేన జీవాభిధా ప్రోక్తా విశుద్ధేహ పరమాత్మని. 11. 10. వారివత్ స్ఫురితం తస్మిన్ తత్ర అహంకృత్యః ఉత్థిత పంచాత్మకం అభూత్పిండం ధాతుబద్ధం గుణాత్మకం. 11. సుఖః దుహఖయః సమాయుక్తం జీవభావనయ కురు తేన జీవాభిధా ప్రోక్త విశుద్ధే పరమాత్మని. నిరాకారమగు జలములో ఏ కారణం లేకుండానే తరంగము జనించి సాకారత్వము ప్రదర్శించుచున్నది కదా. అట్లాగే పరమాత్మ అనే సముద్రంలో అహంకారము ఉన్నుండి వ్యష్ఠి ప్రదర్శితమగుచున్నది. పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశములచే పంచభూతాత్మకమైనట్టిది సత్వరజోతమో త్రిగుణాత్మకమైనది అభూతాత్మకమైన మనోబుద్ధి చిత్తహంకారములతో కూడినట్టిది సుఖదుహకముల అనుభవ పరంపరలతో కూడుకుని ఉన్నట్టిది అగు జీవరూపము జీవాత్మ ఏర్పడుచున్నది అగుచున్నది. విశుద్ధమగు పరమాత్మ నుండియే ఈ జీవుడు బయల్వెడలుచున్నాడు అని ఆత్మతత్వజులుచే సిద్ధాంతీకరించి చెప్పబడుచున్నది. కామక్రోధభయం చాపి మోహలోభమదో రజః జన్మమృత్యుశ్చ కార్పణ్యం శోకస్తంద్రాక్షుధ తృషా 12. తృష్ణా లజ్జా భయం దుఃఖం విషాదో హర్ష ఏవచ ఏభిర్దోషైర్వినిర్ముక్త సజీవః కేవలో మతః 13. 12. కామక్రోధం భయం చాపి మోహలోభం మదో రజః జన్మమూర్తిశ్చ కార్పణ్యం శోకః తంద్రాక్షుధ తృష. 13. తృష్ణా లజ్జా భయం దుహఖం విషాదో హర్షేవచ ఏభ్యః దోషయః వినిర్ముక్తః సజీవః కేవలో మతః. అందుచేత ఓ బ్రహ్మదేవ, ఎప్పుడైతే ఈ జీవుడు ఇంకా ఏదో పొందాలి కదా అనే కామము కోపగుణముల తీవ్రమైన అభ్యాసముచే ఏర్పడుచున్న క్రోధము రివెంజ్ఫుల్ సెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఏదో పోతుందేమో ఏది ఏమవుతుందో అనే భయము అసత్యములైన కల్పితములైన సంగతి సందర్భముల పట్ల నిజమే కదా అని భావించు మోహము దాచుకోవాలి పంచుకోను అనే రూపముగల లోభము నేనే ఎక్కువ అనే మదము ఇంకా ఏదో చేయాలి చూడాలి తిరగాలి అను రూపమగు రజోగుణము జన్మించువారి మరణించువారి పట్ల జాలి బెంగ రూపముగల కార్పణ్యము బాధపడటం దుహకించటం ఆదుర్దాపడటం రూపముగల శోకము బద్ధకము అతి నిద్ర రూపమగు తంద్ర ఆకలి దప్పిక దాహముల పట్ల ధ్యాసరూపమగు క్షుధ తృషా ఇచ్ఛ తృష్ణ సిగ్గుపడే స్వభావమగు లజ్జ భయదుహకములు హర్ష విషాదములు వీటన్నిటినీ ఎవడు విడుస్తాడో అట్టివాడు జీవుడు అను స్థితి నుండి శివుడు లేక కేవలుడు అగుచున్నట్లేనని నిశ్చితాభిప్రాయం. తస్మాత్ దోష వినాశార్థముపాయం కథయామితే యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం 14. యోగో హి జ్ఞానహీనస్తు న క్షమో మోక్షకర్మణి తస్మా జ్ఞానం చ యోగం చ ముముక్షుద్రుడ్మభ్యసేత్ 15. 14. తస్మాత్ దోష వినాశార్థం ఉపాయం కథయామితే యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం. 15. యోగోపి జ్ఞానహీనస్తు న మోక్షో మోక్షకర్మణి తస్మాత్ జ్ఞానం చ యోగం చ ముముక్షుః దృఢం అభ్యసేత్. పైవన్నీ ఈ జీవుడు జీవితచట్రమునకు పరిమితము చేస్తున్న దోష గుణములు. అందుచేత అటువంటి దోషములు తొలగగల ఉపాయాలు చెప్పుచున్నాను, వినండి. 1. జ్ఞానము. 2. యోగాభ్యాసము. అయితే ఒకడు ఆత్మ గురించిన జ్ఞానమును వినటచేతనో చదువుటచేతనో వ్రాయటచేతనో ఉపన్యసించు ప్రయత్నం చేతనో ఆత్మ గురించిన జ్ఞానము సంపాదించవచ్చు. అట్టి జ్ఞాన సమాచారం యోగాభ్యాసము అప్లికేషన్ రిలేటెడ్ ప్రాక్టీసెస్ లేకుండానే ధ్రువమగు మోక్షము పర్మనెంట్ సెన్స్ ఆఫ్ ఎవర్ రిలీవ్ ఇవ్వగలదా? లేనేలేదు. సరే, మరొకడు యోగాభ్యాసమునందు మాత్రమే ప్రయత్నశీలుడైతేనో అంతమాత్రంచేత అది మోక్షకర్మ అవుతుందా? మోక్షం లభిస్తుందా? ఓహో, లేనేలేదు. జ్ఞాన విశ్లేషణ లేకుండా మోక్ష కర్మల వలన కూడా మోక్షము లభించదు. కాబట్టి మోక్షము ఆశయముగాగల ముముక్షువు అటు జ్ఞానము ఇటు యోగము ఈ రెండు కూడా దృఢంగా ఒకేసారి అభ్యసించవలసినదే. అజ్ఞానదేవ సంసారో జ్ఞానదేవ విముచ్యతే. జ్ఞానస్వరూపమేవాదౌ జ్ఞానం జ్ఞేయక సాధనం 16. అజ్ఞానాత్ ఏవ సంసారో జ్ఞానాత్ ఏవ విముచ్యతే. జ్ఞానస్వరూపమేవ ఆదౌ జ్ఞానం జ్ఞేయ ఏక సాధనం. అస్సలు సంసారము అనగా ఏమీ? స్వస్వరూపాత్మకు సంబంధించిన అజ్ఞానము అయి ఉన్నది కదా. అజ్ఞానము జ్ఞానము చేతనే కదా తొలగేది. మొట్టమొదట జ్ఞానము చేతనే తెలుసుకొనుచున్నవాడు వన్ హూ ఈజ్ నన్ ఓల్ దాట్ బీయింగ్ నన్ జ్ఞానరూపమగు జ్ఞేయము గురించి ఆత్మ గురించి తెలుసుకొనగలడు. కనుక జ్ఞేయమునకు జ్ఞానమే మొదటి ముఖ్య సాధనము. జాతం ఏన నిజం రూపం కైవల్యం పరమం పదం. నిష్కలం నిర్మలం సాక్షాత్ సచ్చిదానందరూపకం 17. ఉత్పత్తి స్థితి సంహార స్ఫూర్తి జ్ఞాన వివర్జితం. ఏతజ్ఞానమితి ప్రోక్తమథ యోగం బ్రవీమీతే 18. 17. జాతమేన నిజం రూపం కైవల్యం పరమం పదం. నిష్కళం నిర్మలం సాక్షాత్ సచ్చితానంద రూపకం. 18. ఉత్పత్తి స్థితి సంహార స్ఫూర్తిజ్ఞాన వివర్జితం. ఏతత్ జ్ఞానం ఇతి ప్రోక్తం. జ్ఞానము అనగా తన గురించి తాను ఎరుగుటం. ఈ జీవుడు తన సహజ నిజరూపము యొక్క ఎరుక అనునిత్యానుభవముగా కలిగి ఉండటమే కైవల్యము. కేవలోహం భావేతి కైవల్యం. నిష్కళము నిర్మలము సాక్షాత్ సత్ ఉనికి చిత్ ఎరుక ఆనంద స్వానుభూతి రూపకము. ఈ దేహము యొక్క ఉత్పత్తి స్థితి లయములను అధిగమించినది అయినట్టి ఆత్మ గురించిన సమాచారమే జ్ఞానము అను శబ్దముతో చెప్పబడుతోంది. యోగో హి బహుధా బ్రహ్మన్ భిద్యతే వ్యవహారతః మంత్రయోగో లయశ్చేవ హఠోసౌ రాజయోగతః 19. అథ యోగం బ్రహవిమితే 19. యోగో హి బహుధా బ్రహ్మన్ భిద్యతే వ్యవహారతః మంత్రయోగో లయశ్చ ఏవ హఠాసౌ రాజయోగకః. ఇప్పుడు యోగము గురించి చెప్పుకుంటున్నాము. హే బ్రహ్మన్, యోగము వ్యావహారికంగా అనేక 4 విధములు రీతులుగా వివరణము చేయబడుచున్నది. 1 మంత్రయోగము, 2 లయయోగము, 3 హఠయోగము, 4 రాజయోగము. ఆరంభశ్చ ఘటశ్చైవ తథా పరిచేహ స్మృతః నిష్పత్తిశ్చేత్యవస్థా చ సర్వత్ర పరికీర్తితా. 20. ఆరంభశ్చ ఘటశ్చ ఏవ తథా పరిచేహ స్మృతః నిష్పత్తిశ్చ ఇతి అవస్థా చ సర్వత్ర పరికీర్తితా. అన్ని యోగ విశేషములలోనూ 4 అవస్థలు పరికీర్తించబడుచున్నాయి. 1 ఆరంభము, 2 ఘటము, 3 పరిచయము, 4 నిష్పత్తి. ఏతేషాం లక్షణం బ్రహ్మన్వక్ష్యే శృణు సమాసతః మాతృకాదీతం మంత్రం ద్వాదశార్ధం తు యో జపేత్. 21. క్రమేణ లభతే జ్ఞానమణిమాదిగుణాన్వితం. అల్పబుద్ధిర్మం యోగం సేవతే సాధకాధమః. 22. లయోశ్చిత్తలయ కోటిశః పరికీర్తితః. 21. ఏతేషాం లక్షణం బ్రహ్మన్ వక్ష్యే శృణు సమాహితః మాతృక ఆదీతం మంత్రం ద్వాదశార్ధం ప్రయోజయేత్. క్రమేణ లభతే జ్ఞానం అణిమ ఆదిగుణాన్వితం. బ్రహ్మన్, వీటి యొక్క లక్షణములు సమాధాన చిత్తంతో సావధానంగా వినండి. మాతృకతో ప్రారంభమై ఆ శాంతము వరకు మంత్రమును 12 సంవత్సరములు జపించువాడు అణిమ మొదలైన అష్టసిద్ధులతో కూడిన జ్ఞానమును క్రమముగా పొందుచున్నాడు. 22 అల్పబుద్ధ ఇమం యోగం సేవతే సాధకాధమః లయయోగః చిత్తలయః కోటిశః పరికీర్తితః. సాధకులలో క్రింద దశయోగి ఇంకా బుద్ధి పరిపక్వము పొందని దశలో జపయోగము సేవించువారే ఉంటారు. జపయోగము కంటే లయయోగము ఉత్తమ స్థితి అగుచున్నది. లయయోగము అనగా చిత్తము ఉపాస్య వస్తువుతో లయము పొందటము. ఇదే కోటీశము అని కూడా పిలువబడుచున్నది. గచ్చన్ స్థిష్టన్ స్వపన్ భుంజంధ్యాయే నిష్కలమీశ్వరం 23 సా ఏవ లయోగః స్యాద్ధఠయోగమతః శృణు. యమశ్చ నియమశ్చేవ ఆసనం ప్రాణసంయమః 24 ప్రత్యాహారో ధారణా చ ధ్యానం భ్రూమధ్యమే హరిం. సమాధ్యః సమతావస్థా సాష్టాంగో యోగ ఉచ్యతే 25 23 గచ్చన్ తిష్ఠంతు స్వపన్ భుంజన్ ధ్యాయేత్ నిష్కళం ఈశ్వరం సయేవ లయయోగః స్యాత్. ఏ భావననుభూతులచే ఒకానొకడు నడుస్తూ ఉన్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు, శ్వాస పీల్చుచున్నప్పుడు, భుజించుచున్నప్పుడు కూడా నిష్కళుడు నిర్మలుడు అగు ఈశ్వరుని ధ్యానిస్తూ సర్వదా ధ్యాస కలిగి ఉంటాడో అదియే లయయోగము అని అభివర్ణించబడుచున్నది. సర్వము ఈశ్వర స్వరూపంగా చూస్తూ ఈశ్వరభావముగా ఉపాసించటమే లయయోగము. హఠయోగం అతః శృణు. 24 యమశ్చ నియమశ్చ ఏవ ఆసనం. 25 ప్రాణసంయమః ప్రత్యాహారో ధారణా చ ధ్యానం భ్రూమధ్యమే హరిం సమాధ్యః సమతావస్థ స అష్టాంగో యోగ ఉచ్యతే. ఇప్పుడిక హఠయోగము గురించి వినండి. హఠయోగమునకు అంగములు 8, అష్టాంగయోగములు 1 యమము, 2 నియమము, 3 ఆసనము, 4 ప్రాణసంయమము, 5 ప్రత్యాహారము, 6 ధారణ, 7 భ్రూమధ్యాకాశములో హరిధ్యానము, 8 సమాధి. ఇవి సమతావస్థా యోగము యొక్క 8 అంగములు. మహాముద్ర మహాబంధో మహావేధశ్చ ఖేచరి జాలంధరో డ్యానశ్చ మూలబంధేస్తథైవ చ. 26 దీర్ఘప్రణం సంధానం సిద్ధాంతశ్రవణం పరం వజ్రోలి చామరోలి చ సహజోలి త్రిధా మత. 27 26 మహాముద్ర మహాబంధో మహావేధశ్చ ఖేచరి జాలంధరో ఉడ్డ్యానశ్చ మూలబంధః తథైవ చ. 27 దీర్ఘప్రణవ సంధానం సిద్ధాంతశ్రవణం పరం వజ్రోళి చ అమరోళి చ సహజోళి త్రిథామత. 1 మహాముద్ర, 2 మహాబంధము, 3 మహావేధ, 4 ఖేచరి, 5 జాలంధర బంధము, 6 ఉడ్యాన బంధము, 7 మూలబంధము, 8 దీర్ఘ ప్రణవ సంధానము, 9 పరమునకు సంబంధించిన సిద్ధాంత శ్రవణము. ఇవన్నీ యోగ సంధానమునకు సంబంధించిన సాధన సహకారికములు. అట్లాగే 1 వజ్రోళి, 2 అమరోళి, 3 సహజోళి అను త్రిధామతములు అంచలంచెలగు 3 యోగ సిద్ధి స్థానములు. ఏతేషాం లక్షణం బ్రహ్మన్ ప్రత్యేకం శృణు తత్వతః లఘ్వాహారో యమేష్వేకో ముఖ్యాభవతి నేతరః. 28 28 ఏతేషాం లక్షణం బ్రహ్మన్ ప్రత్యేకం శృణు తత్వతః లఘ్వాహారో యమేషు ఏకో ముఖ్యో భవతి నేతరః న ఇతరః బ్రహ్మన్. వీటి తాత్విక సంబంధమైన ప్రత్యేక లక్షణములు వినండి. యమము ఇంద్రియములు విషయములతో లఘువుగా తక్కువగా సంబంధము కలిగి ఉండటము, లఘు ఆహారము అట్టి లఘు ఆహారము యమము యొక్క ముఖ్యార్థము. తదితర అన్ని యమ ఉపాంగములలోకెల్లా ముఖ్యమైన ఉపాంగము. అహింస నియమేష్వేక ముఖ్య వై చతురానన. సిద్ధం పద్మం తథా సింహం భద్రం చేతి చతుష్టయం 29. 29 అహింస నియమేషు ఏక ముఖ్యావై చతురానన. సిద్ధం పద్మం తథా సింహం భద్రం చ ఇతి చతుష్టయం. నియమమున్ ఓ బ్రహ్మభగవాన్, నియమము అనబడు ద్వితీయ అంగయోగములో అహింస తదితర జీవులకు బాధ కలిగించకుండా ఉండు వ్రతము ముఖ్యమైన ఉపాంగము. ఆసనము ముఖ్యమైనవి 4 ఆసనములు. 1 సిద్ధాసనము, 2 పద్మాసనము, 3 సింహాసనము, 4 భద్రాసనము. ఇవి ఆసన చతుష్టయము. ప్రథమాభ్యాసకాలే తు విఘ్నాః శిష్యతురానన. ఆలస్యం కథనం ధూర్తగోష్ఠీ మంత్రాది సాధనం 30. ధాతుస్త్రీలౌల్యకాదీని ముగతృష్ణామయని వై జ్ఞాత్వా సుధిస్తేజత్ సర్వాన్ విఘ్నాన్ పుణ్యప్రభావత 31. 30 ప్రథమాభ్యాసకాలే తు విఘ్నాస్యః చతురానన. ఆలస్యం కథనం ధూర్తగోష్ఠీ మంత్రాది సాధనం 31 ధాతు స్త్రీలౌల్యక ఆదీని ముగతృష్ణామయని వై జ్ఞాత్వా సుధీహ త్యజేత్ సర్వాన్ విఘ్నాన్ పుణ్యప్రభావతః ఓ చతురానన. యోగాభ్యాసము యొక్క ప్రారంభ దశలో కొన్ని కొన్ని విఘ్నముల గురించి చెప్పుకుందాము. 1 బద్ధకము ఆలస్యము సోమరితనము, 2 ఆత్మస్థుతి పరనింద, 3 ధూర్తగోష్ఠీ ఇతరుల చెడు గురించి సంభాషించుకునే అలవాటు, 4 మంత్రము జపించటమే సాధనముగా భావించి మనోలయమును ఆశయముగా కలిగి ఉండకపోవటము, 5 ధాతుధ్యాస ధనము సంతానము తదితర సంపదలపై ధ్యాస, 6 స్త్రీ పురుష ఆకర్షణ భావములు మొదలైన ఇవన్నీ యోగ సాధకునికి ఎదురుపడే విఘ్నములు. బుద్ధిమంతుడైనవాడు ఇటువంటివన్నీ పైకి సుఖంగా వర్తమానంలో అనిపించటం భ్రమే. ముగతృష్ణలో నీరు త్రాగితే దాహం తీరి హాయిగా ఉంటుంది కదా అని అనుకోవటం అని తెలుసుకుని ఉండాలి. పుణ్యకార్యములు నిర్వర్తిస్తూ వాటి ప్రభావం చేత సర్వ విఘ్నములను జయించాలి. పుణ్యకార్యముల ముఖ్యోద్దేశ్యమాత్మభావనకు కలుగు విఘ్నములు జయించటమే. ప్రాణాయామం తతహా కుర్యాత్ పద్మాసనత స్వయం సుశోభనం మఠం కుర్యాత్ సూక్ష్మద్వారం తు నిర్వ్రణం 32. సుష్ఠు లిప్తం గోమయన సుధయా వా ప్రయత్నతః మత్కుణైర్మసకైర్లు తైర్వర్జితం చ ప్రయత్నతః 33. దినే దినే చ సమృష్టం సమ్మార్జన్య విశేషతః వాసితం చ సుగంధేన ధూపితం గుగ్గులాదిభ్యః 34. 32 ప్రాణాయామం తతః కుర్యాత్ పద్మాసనగతః స్వయం సుశోభనం మఠం కుర్యాత్ సూక్ష్మద్వారం తు నిర్వణం. 33 సుష్ఠు లిప్తం గోమయేన సుధయా వా ప్రయత్నతః మత్కుణేః మసకేః లూతయః వర్జితం చ ప్రయత్నతః. 34 దినే దినే చ సమృష్టం సమ్మార్జన్య విశేషతః వాసితం చ సుగంధేన ధూపితం గుగ్గులాదిభ్యః. ఇక ప్రాణ అపానముల సమత్వ అభ్యాసరూపమగు ప్రాణాయామమును లేక ప్రాణ నియమము అను యోగాభ్యాసమును నిర్వర్తించుకునాలి. అందుకొరకై ధ్యాన ప్రదేశమును గోమయము ఆవుపేడతోనూ లేదా సున్నముతోనూ శుభ్రపరచుకోవాలి. నల్లులు దోమలు సాలెపురుగులు ఉండకుండా చేరకుండా పరిశుభ్రంగా ధ్యానస్థలమును సిద్ధం చేసుకోవాలి. శోభనమైన మఠము లేక నివాస ప్రాంగణము అద్దానికి చిన్ననైన ద్వారం ఉండటము ఇటువంటివి యోగాభ్యాసమునకు సులభ సానుకూల్యాలు. రోజూ ఉచ్చి చిమ్మి సుగంధ ద్రవ్యములతోనూ అగరుబత్తి వంటి సువాసన వస్తువులు గుగ్గెలం పొగలతో పరిశుభ్రం చేసి అలంకారం చేసుకుని ఉంచాలి. ఆహ్లాదవంతము పరిమళవంతము చేసుకోవాలి. నాక్యుచ్ఛ్రితం నాతినిచం చైలాజనకు సోత్తరం. తత్రోపవిశ్య మేధావీ పద్మాసన్ సమన్విత 35. ఋజుకాయః ప్రాంజలిశ్చ ప్రణమేదిష్ట దేవతాం. తతో దక్షిణహస్తస్య అంగుష్ఠేనైవ పింగళాం. 36. నిరుధ్య పూరే ద్వాయుమడయతు శనేహ శనేహ. యథాశక్తి విరోధేన తతః కుర్యాచ్చ కుంభకం. 37. 35. నాతి ఉచ్చరితం నాతి నీచం చేలాజిన కుసోత్తరం తత్ర ఉపవిశ్వ మేధావి పద్మాసన సమన్వితః. 36. ఋజుకాయః ప్రాంజలిశ్చ ప్రణమేత్ ఇష్టదేవతాం. తతో దక్షిణ హస్తస్య అంగుష్ఠేనైవ పింగళాం. 37. నిరుధ్య పూరేయత్ వాయు ఇడయతు శనేహ శనేహ యథాశక్తి అవిరోధేన తతః కుర్యాత్ చ కుంభకం. ధ్యానపీఠస్థానము మరీ ఎత్తుగాగాని మరీ పల్లముగాగాని ఉండరాదు. అద్దానిమీద దర్భలు కృష్ణాజనము జింకచర్మము పరిచి పద్మాసనముతో ఆచోట ఆసీనుడై నిర్మలమైన సుతీక్షణమైన బద్ధితో మేధావి ఇక యోగ సాధనకు ఉపక్రమించాలి. ప్రాణాయామము ఈడాపూర్వక పద్మాసనసీనుడై శరీరమును నిలువుగా నిఠారుగా ఉంచి ముందుగా ఇష్టదేవతను తలుచుకొని ముకుళించిన హస్తములతో కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ప్రార్థనపూర్వక నమస్కారములు సమర్పించాలి. ఇడాపూర్వకము ఇప్పుడు కుడిచేతి బొటనవ్రేలితో కుడిముక్కుపుటము తద్వారా పింగళ నాడిని అణచి ఉంచుకొని ఎడమ ముక్కుపుటతో 12 అంగుళముల బహిర్స్థానము నుండి గాలిని నెమ్మది నెమ్మదిగా ఎడమ వైపు గల ఇడనాడిలో గాలిని పూర్ణముగా పూరించాలి. అప్పుడు వాయువును లోన కుంభించి నిలిపి ఉంచాలి. అది కుంభకము అవుతుంది. శక్తి కలిగినంతవరకు అవిరోధపూర్వకంగా సుఖముగా ఉన్నంతసేపు కుంభకము హోల్డిన్ ఎయిర్ అన్మూవ్డ్ నిర్వర్తించాలి. పునస్తేజ పింగళయా శనేరేవ న వేగతః పునః పింగళయ పూర్య పూరేదుగరం శనేహ. 38. ధారయిత్వా యథాశక్తి రేచేదిడయా శనేహ యయా తేజేత్తయా పూర్య ధారేద విరోధతః. 39. 38. పునః త్యజేత్ పింగళయ శనేరేవ న వేగతః పునేహ పింగళయ ఆపూర్య పూరేత్ ఉదరం శనేహ. 39. ధారిత్వా యథాశక్త్యః రేచేత్ ఇడయా శనేహ యయా త్యజేత్ తయా ఆపూర్య ధారేత్ అవిరోధతః. ఆ విధంగా వాయువును ఇడలో లెఫ్ట్ సైడ్ పీచ్ కుంభక ధారణ కాన్స్టాంట్లీ అన్మూవింగ్లీ హోల్డింగ్ సుసాధ్యమైనంతవరకు నిర్వర్తించిన తరువాత పింగళనాడి ద్వారా ఓన్ ద రైట్ సైడ్ త్రూ నోస్ట్రిల్ కుంభించినట్టి వాయువును నెమ్మదిగా బయటకు విడవాలి. వేగంగా కాదు, నెమ్మదిగా. సుమ పింగళపూర్వకము ఇప్పుడిక పింగళపూరక ఎడమ ముక్కుపుటను కుడిచేతి చూపుడు వ్రేలుతోగాని ఎడమచేతి బొటన వ్రేలుతోగాని మూసి ఉంచి వాయువును 12 ములు బయట నుండి గాలిని పీల్చుచు పింగళనాడిని నెమ్మదిగా పూరించాలి. ఆ వాయువును నెమ్మదిగా ఎడలోనూ ఉదరంలోనూ నింపి ఉంచాలి. ఉదరపూరకము అనగా ఇడలోనూ ఉదరములోనూ యథాశక్తిగా వాయువును ధారణ ఇడా కుంభకము చేసి ఉంచాలి. మనస్సుకు దేహమునకు ఇబ్బంది బాధ లేనంతవరకు ధారణ కుంభకము చేయాలి. అప్పుడిక ఎడనాడి ద్వారా, ఎడమముక్కు పుట ద్వారా నెమ్మదిగా వాయువును రేచుకించాలి, వదలాలి. జాను ప్రదక్షిణీకృత్య నదృతం న విలంబితం. అంగులి స్ఫోటనం కుర్యాత్స మాత్రా పరిగీయతే నలభే నలభే జాను ప్రదక్షిణీకృత్య నదృతం న విలంబితం. అంగుళి స్ఫోటనం కుర్యాత్ సా మాత్రా పరిగీయతే. ఎలా వాయువును త్యజించాడో అట్లానే మరల వాయువును ఉదరముతో పూరించాలి. మాత్రా నిర్వచనము, ఆ విధంగా పూరించిన వాయువుతో మోకాళ్ల చుట్టూ ప్రదక్షిణం చేయాలి. అట్టి ప్రాణవాయు ప్రదక్షిణమును మరీ పట్టుదలగా కాదు, మరీ పట్టుదల లేకుండా కాదు, మరీ వేగంగా కాదు, మరీ నెమ్మదిగా కాదు, స్వాభావికంగా ఉండుగాక. బటనవ్రేలును స్ఫోటకం చేసి ముక్కుపుట నుండి తొలగించి వదలాలి. పూరకం జాననీ ప్రదక్షిణం రేచకం ఒకటి మాత్ర అంటారు. ఇడయ వాయుమారోప్య సనేహ షోడశమాత్రయ కుంభయత్పూరితం పశ్చాచతుషష్ట్యాతు మాత్రయ నలభే ఒక్క రేచేత్ పింగళానాడ్యా ద్వాత్రిన్ సన్మాత్రయ పునః పునః పింగళయపూర్య పూర్వవత్స సమాహిత నలభే రెండు నలభే ఒక్క ఇడయా వాయుం ఆరోప్య సనేహ షోడశమాత్రయ కుంభయేత్ పూరితం పశ్చాత్ చతుషష్ట్యాతు అరవై నాలుగు మాత్రయ నలభై రెండు ఉరేచేత్ పింగళ నాడ్యాద్వాత్రింసత్ ముప్పై రెండు మాత్రయ పునః పునః పింగళయ ఆపూర్య పూర్వవత్ సుసమాహిత. ఎడలో వాయువును నెమ్మదిగా పూరించు సమయము పదహారు మాత్రలు, పింగళలో వాయువును కుంభించి ఉంచు సమయము అరవై నాలుగు మాత్రలు, పింగళనాడి నుండి వాయువును వదలిచూ ఉండవలసిన సమయము ముప్పై రెండు మాత్రలు, అటు తరువాత పింగళనాడిలో పూర్వము వలె సమాహితంగా పూరించవలసిన సమయము పైవిధంగానే. ప్రాతర్మధ్యందినే సాయమర్ధరాత్రే చ కుంభకాన్ సనేరసితి పర్యంతం చతుర్వారం సమభ్యసేత్ నలభే మూడు ఏవం మాసత్రయాభ్యాసాన్నాడి శుద్ధిస్తతౌ భవేత్. యదా తు నాడీ శుద్ధ్యః స్యాత్తదా చిహ్నాని బాహ్యతః నలభే నాలుగు జాయంతే యోగినో దేహే తాని వక్ష్యామ్యశేషత నలభే మూడు ప్రాతః మధ్యందినే సాయం అర్ధరాత్రే చ కుంభకాన్ సనేహాసి ఎనభే ఇతి పర్యంతం చతుర్వారం సమభ్యసేత్ నలభే నాలుగు ఏవం మాసత్రయ అభ్యాసాత్ నాడీ శుద్ధ్యః తతో భవేత్. నలభే ఐదు యదా తు నాడీ శుద్ధి స్యాత్ తదా చిహ్నాని బాహ్యతః జాయంతే యోగినో దేహే తాని వక్ష్యామి అశేషతః. పై విధమైన ప్రాణాయామమును ఒకటి ప్రాతకాలము నాలుగు ఆం టు ఎనిమిది ఆం, రెండు మధ్యందినే పన్నెండు నూన్ టు రెండు పిఎం, మూడు సాయంకాలము నాలుగు పిఎం టు ఆరు పిఎం, నాలుగు అర్ధరాత్రి ఎనిమిది పిఎం టు పన్నెండు ఆం ఇన్ ద మిడ్ నైట్. ప్రతి ఒక్కసారి ఇరవై మార్లు. ఇరవై ఎక్స్ నాలుగు ఎనభై ప్రాణాయామములను నెలలో గల నాలుగు వారములు చక్కగా తొందర లేకుండా నెమ్మదిగా అభ్యాసము చేయాలి. ఈ విధంగా మూడు నెలలు అభ్యసిస్తే దేహములో నాడులన్నిటిలో శుద్ధి జరగగలదు. ఎప్పుడైతే ఒకటి ఇడాపురక కుంభక పింగళారచక, రెండు పింగళపురక కుంభక ఇడారేచక ద్వయముతో కూడిన ప్రాణాయామము ఇరవై సార్లు, ద్వయముతో కూడిన ప్రాణాయామము ఇరవై సార్లు చొప్పున ప్రాతః మధ్యాహ్న సాయం అర్ధరాత్రిలుగా రోజుకు ఇరవై ఎక్స్ నాలుగు ఎనభై ప్రాణాయామములు మూడు నెలలు నిర్వర్తించగా నాడుల శుద్ధి జరగగా అప్పుడు అట్టి యోగి యొక్క దేహములో జరుగు నాడీశుద్ధి యొక్క శరీరపు బాహ్యచిహ్నములన్నీ వివరిస్తున్నాను. హే బ్రహ్మ భగవాన్, వినండి. శరీరలఘుత దీప్తిర్జఠరాగ్ని వివర్ధనం 45. కృశత్వం చ శరీరస్య తదా జాయత నిశ్చితం. యోగావిఘ్నకరాహారం వర్జేద్యోగవిత్తమ 46. 46. శరీరలఘుత దీప్త్యః జఠరాగ్ని వివర్ధనం కృశత్వం చ శరీరస్య తదా జాయత నిశ్చితం. యోగవిఘ్నకర ఆహారం వర్జేత్ యోగ విత్తమః. ఇతః పూర్వము బరువుగా అనిపించే ఈ దేహము ఇక తేలికైన వస్తువు వలె అనిపించసాగుతుంది. దేహమంతా తేజోవంతమై అనుభవమవుతుంది. పొట్టలోని జఠరాగ్ని బాగా జ్వలితమవుతుంది, బాగుగా వెలుగసాగుతుంది. శరీరము సన్నపడుతుంది. ఇవన్నీ క్రమక్రమంగా స్వానుభవము అగుచున్నాయి. అయితే ఒక చిన్న హెచ్చరిక. యోగవేత్త యోగాభ్యాసి యోగసాధనకు విఘ్నకరములగు ఆహార పదార్థములను గమనించి వాటిని వదలి ఉండాలి. సుమా లవణం సర్షపం చామ్లముష్ణం రుక్షం చ తీక్ష్ణకం శాకజాతం రామఠాది వహ్నిస్త్రిపథ సేవనం 47. ప్రాతస్నానోపవాసాదికాయక్లేశాంశ్చ వర్జయేత్. అభ్యాసకాలే ప్రథమం సస్తం క్షీరాజ్యభోజనం 48. 47. లవణం సర్ష పంచామ్లం ఉష్ణం రూక్షణం చ తీక్షణాకం శాకజాతం రామఠాది వహ్నీ స్త్రీ పథసేవనం 48. ప్రాతః స్నాన ఉపవాసాది కాయక్లేశాంశ్చ వర్జయేత్. అభ్యాసకాలే ప్రథమం సస్తం క్షీర ఆజ్య భోజనం ఉప్పు ఆవాలు చింతపండు బాగా వేడిగా ఉండే పదార్థాలు కారము కాకచేయు కారపు పదార్థాలు గోంగూర వంటి కొన్ని తీవ్రక్షరగుణ ఆకుకూరలు ఇంగువ తెల్ల ఉల్లి ఇటువంటివి అధికంగా తీసుకుంటూ ఉంటే అవి యోగాభ్యాసునికి విఘ్నములు కలుగజేసే అవకాశాలు అధికం. అట్లాగే పరస్త్రీలతో అధిక సరసవిరస సంభాషణలు సంచారములు కూడా. స్త్రీలకైతే పరపురుషులతో సరసవిరసాలు. చలిలో తెల్లవారుజామున స్నానములు అధికంగా ఉపవాసములు తదితర దేహమునకు అధిక కేశములు కలిగించు క్రియావిశేషాల ఆధిక్యత ఇవన్నీ యోగ సాధనకు సంబంధిత ఏకాగ్రతలకు ప్రాతికూల్యం అవవచ్చు. శరీర సానుకూల్యత దృష్ట్యా వదలి ఉండటం ఉచితం. యోగసాధన యొక్క ప్రారంభపు దశలో పాలు నేలతో భోజనము శ్రేయస్కరము. గోధుమ ముద్దశాల్యన్నం యోగవృద్ధికరం విదుహ. తతః పరం యథేష్టం తు శక్తః స్యాద్వాయుధారణే 49. 49. గోధుమ ముద్దశాల్యన్నం యోగవృద్ధికరం విదుహ. తతః పరం యథేష్టం తు శక్తస్యత్ వాయుధారణే. గోధుమలు ముద్గ పెసలు శాల్యన్నము శ్రేష్టమైన వరి అన్నము ఇవి భుజించుటము యోగ వృద్ధికరము. యోగాభ్యాసము సుసాధ్యమైనంతవరకు కొనసాగుచుండగా క్రమంగా ఇష్టానుసారంగా వాయుధారణ చేయు సమయము వృద్ధి దానంతటా అదే పొందుతూ ఉంటుంది. యథేష్టవాయుధారణద్వయో సిద్ధేత్ కేవల కుంభక్. కేవలే కుంభక సిద్ధే రేచుపూర వివర్జితే 50. 50. యథేష్టధారణాద్వయో సిద్ధేత్ కేవల కుంభక. కేవలే కుంభకే సిద్ధే రేచపూర వివర్జితే. ఆ విధంగా వాయుధారణ ఇష్టముతో కూడి అధిక కాలితము అధిక శక్తి సుసంపన్నము అగుచుండగా కేవల కుంభకము అనే రేచక పూరకరహిత ప్రాణయామము స్వభావసిద్ధి కాసాగగలదు. కేవల కుంభకము సిద్ధిస్తూ ఉండగా రేచక పూరకముల ఆవశ్యకత ఉండదు. నతస్య దుర్లభం కించిత్ త్రిషు లోకేషు విద్యతే ప్రస్వేదో జాయతే పూర్వం మర్దనం తేన కారయేత్ యాభే ఒక్క తతోపి ధారణద్వయోః క్రమేణేవ సనేహ సనేహ కంపో భవతి దేహస్య ఆసనస్థస్య దేహినః యాభే రెండు యాభే ఒక్క నతస్య దుర్లభం కించిత్ త్రిషులోకేషు విద్యతే యాభై రెండు ప్రస్వేదో జాయతే పూర్వం మర్దనం తేన కారయేత్ తతోపి ధారణాత్ వాయోః క్రమేణేవ సనేహ సనేహ కఫో భవతి దేహస్య ఆసనస్థస్య దేహినః ఏ యోగికి పూరక ప్రేచకములు అవసరము లేకుండానే కేవల కుంభకము సిద్ధిస్తూ ఉంటుందో అట్టివానికి కేవల కుంభక సిద్ధియోగికి ఈ మూడు లోకములలో అసాధ్యము దుర్లభము అనునది ఏదీ ఉండదు. యోగ సాధన సమయంలో ప్రారంభ దశలో స్వేదనము చెమట ఎక్కువగా జనిస్తూ ఉంటుంది. అట్టి స్వేదనలో యోగ తేజస్సు దాగి ఉంటుంది కనుక అద్దానిని ఎప్పటికప్పుడు అచ్చోటనే చర్మముపై మర్దనము చేయబడునుగాక. ఆ విధంగా మరికొంత వాయుధారణ కుంభక ప్రాణాయామ సాధన కొనసాగుచుండగా దేహము నుండి ఆసన ప్రదేశంలో కఫము ఔలి ఆన్ జూసి ఆ దేహికి అనుభూతమగుచూ ఉండగలదు. తథోధికతరాభ్యాసాద్దర్దురి స్వేన జాయతే యథా చ దర్దురో భావ ఉత్ప్లున్యోత్ప్లుత్య గచ్చతి యాభే మూడు యాభే మూడు తథో అధికతర అభ్యాసాత్ దారుణాత్ స్వేద ఉద్భవేత్ యదా చ దార్దురో భావ ఉత్ప్లుత్య గచ్చతి. మరికొంత ప్రాణనిరోధాభ్యాసము జరుగుచుండగా అధికంగాను వెచ్చగానూ స్వేదము ఉద్భవము కాగలదు. అటు తరువాత ఆ యోగికి కప్పవలె కుప్పిగంతులు వేయు దేహదార్ఢ్యభావము కలుగుచున్నది. ఆనందముతో కూడిన ఉత్సాహము పొంగి పొరల సాగుతుంది. పద్మాసనస్థితో యోగి తథా గచ్చతి భూతలే తథోధికతర్భయాసాద్భూమిత్యాగశ్చ జాయతే యాభై నాలుగు యాభై నాలుగు పద్మాసనస్థితో యోగి తథా గచ్చతి భూతలే తతో అధికతర అభ్యాసాత్ భూమిత్య ఆగశ్చ జాయతే. పద్మాసనము ధరించి యోగాభ్యాసము చేయుచూ ఉన్న యోగికి భూమిపై ఎగురుచు అడుగులు వేయు ఉత్సాహము నైరాస్యరాహిత్యము రూపుదిద్దుకోసాగుతుంది. వినోదముతో కూడిన ఉత్సాహము పొంగపరల సాగుతుంది. పద్మాసనముతో ప్రాణయోగాభ్యాసము ఇంకా ఇంకా కొనసాగుచుండగా అట్టి అభ్యాసికి భూమి నుండి పైకి ఎగయు శక్తి కూడా రూపుదిద్దుకోగలదు. పద్మాసనస్థ ఏవాసౌ భూముత్సృజ్య వర్తతే అతిమానుష చేష్టాది తథా సామర్థ్యముద్భవేత్ యాభై ఐదు న దశే చ సామర్థ్యం దర్శనం వీర్యవత్తరం స్వల్పం వా బహుధా దుహకం యోగి నవ్యతతే తదా యాభై ఆరు యాభై ఐదు పద్మాసనస్థ ఏవ అసౌ భూమిం ఉత్సృజ్య వర్తతే అతి మానుష చేష్టాది తథా సామర్థ్యం ఉద్భవేత్ యాభై ఆరు న దశే చ సామర్థ్యం దర్శనం వీర్యవత్తరం స్వల్పం వా బహుధా దుహకం యోగి నవ్యథతే తదా భూమి నుండి ఆకాశంలో పైకి ఎగయు శక్తి కూడా పద్మాసనస్థితుడగు ప్రాణాభ్యాసి సిద్ధించుకోగలుగుతాడు. మానవాతీతమగు కార్యముల సామర్థ్యములు ఆతని యందు ఉద్భవిస్తున్నాయి. అయితే యోగాభ్యాసులకు ఒక ముఖ్యమైన జాగరూకత లేక హెచ్చరిక. అటువంటి యోగసిద్ధి వీర్యవర్తన సామర్థ్యములను మహిమలతో కూడిన వ్యక్తిత్వమును ఇతరులకు చూపరాదు. ఇతరులు తెలుసుకోవాలని అనుకోకూడదు. మానవాతీత సామర్థ్యములు తదితర జనులను ఆశ్చర్యపరచుటకు ఉద్దేశించరాదు. అట్టి యోగి యోగసిద్ధి యొక్క ప్రభావంచేత స్వల్పమైన లేదా అధికమైన సుఖదుఃఖములకు లోనుకాడు, చెక్కుచెదరడు, వ్యధ చెందడు. అల్పముత్రపురీషశ్చ స్వల్పనిద్రశ్చ జాయతే కీలవో దృషికా లాలా స్వేదదుర్గంధతాననే 57. ఏతాని సర్వథా తస్య న జాయంతే తతః పరం. 57. అల్పముత్రపురీషశ్చ స్వల్పనిద్రశ్చ జాయతే కీలవో దూషికా లాలా స్వేదదుర్గంధతాననే ఏతాని సర్వథా తస్య న జాయంతే తతః పరం. ఆ యోగి విషయములో మలమూత్రముల విసర్జనావశ్యకత అల్పము అగుచున్నది, నిద్ర యొక్క ఆవశ్యకత కూడా స్వల్పముగా అగుచున్నది. కీలలు, ధూష్టిక, చెవులో గులుబు, కంటిలో పుసులు, లాలాజల, చెమట దుర్వాసనలు కనిపించవు. అతడు వాటి నుండి నిర్మలత్వము సంతరించుకుంటున్నాడు. అతనిని దుర్వాసనలు స్పృశించవు, దరిజేరవు. తతోధికతరాభ్యాసాబలముత్పద్యతే. 58. ఏన భూచర సిద్ధేహ స్యాద్భూచరాణాం జయేక్షమః. వ్యాఘ్రో వా శరభో వ్యాపీ గజో గవయ ఏవ వా. 59. సింహో వా యోగినా తేన మ్రియంతే హస్తతాడితాః. 58. కొమ్మా 59. తతో అధికతరభ్యాసాత్ బలం ఉత్పద్యతే. 'యేన భూచర సిద్ధి స్యాత్ భూచరాణాం జయే క్షమః. వ్యాఘ్రో వా శరభో వాపి గజో గవయ ఏవ వా. సింహో వా యోగినా తేన మ్రియంతే హస్తతాడితాః. ఆతని యొక్క ఇంకా అధికమైన అభ్యాసము చేత ఆతని దేహములో గొప్ప దేహబలము ఉత్పన్నము కాగలదు. తద్వారా ఆతనికి భూచర సిద్ధి ఏర్పడుచున్నది. భూమిపై చరించే ఏ జంతువునైనా శాసించే, జయించే సామర్థ్యము ఆయాచితంగా కలుగుచున్నది. పులినైనా, శరభము, ఒంటె నైనా, ఏనుగునైనా, గవయమృగము, ఇద్దు నైనా, సింహమునైనా కూడా ఒక చేతి స్పర్శతో శాసించగలదు. చేతితో కొట్టి చంపివేయగలడు. కందర్పస్య యథా రూపం తథా స్యాదపి యోగినః. 60. తద్రూపవశగా నార్యః కాంక్షంతే తస్య సంగమం. యది సంగం కరోత్యేష తస్య బిందుక్షయో భవేత్. 61. కందర్పస్య యథా రూపం తథాస్యత్ అపి యోగినః. 61. తద్రూపవశగా నార్యః కాంక్షంతే తస్య సంగమం. యది సంగం కరోతి ఏష తస్య బిందుక్షయో భవేత్. ఆతడు మన్మథుని వంటి తేజోసౌందర్యమును ఆతని యోగ సాధన యొక్క ఉత్కృష్టత చేత పునికి పుచ్చుకొనుచున్నాడు. స్త్రీలు ఆతని సంగమము కోరుకొనునంతటి స్ఫురద్రూపి అగుచున్నాడు. ఒకవేళ ఆతడు స్త్రీవశుడై సంగము పొందాడా, ఆతడు బిందుక్షయము, శుక్లక్షయము పొందుచున్నాడు. యోగ సాధనాబలము క్షీణించగలదు. వర్జయిత్వా స్త్రియాః సంగం కుర్యాదభ్యాసమాదరాత్ యోగినోంగే సుగంధశ్చ జాయతే బిందుధారణాత్. 62. 62. వర్జయిత్వా స్త్రియాః సంగం కుర్యాత్ అభ్యాసం ఆదరాత్ యోగినో అంగే సుగంధశ్చ జాయతే బిందుధారణాత్. అందుచేత యోగాభ్యాసి స్త్రీ సాంగత్యమునకు, పరస్త్రితో స్పర్శాది సంబంధమునకు దూరంగా ఉండి ఏకాగ్రతతో యోగ సాధనను కొనసాగించాలి. సతీయం అస్త్రీయం దృశ్యతాదాత్మ్యము. ఇట్స్ మీనింగ్ ఈజ్ నోట్ మియర్ ఫీమేల్. ఈ విధంగా ఇంద్రియ విషయముల పట్ల ధ్యాసను ఉపసంహరించుచు యోగాభ్యాసమునందే ఇష్టముగా సాధన కొనసాగించు యోగి దేహమునందు ఆతడు ఉన్న పరిసరములను మాధుర్యముగా చేసివేయు సుగంధము వ్యక్తమై పారిజాతము వలె సహజీవులకు ఆతని ఉనికి ఆహ్లాదము కలుగజేయగలదు. తతో రహస్యుపావిష్టః ప్రణవం ప్లుతమాత్రయ జపేత్ పూర్వార్జితానాం తు పాపానాం నాశహేతవే. 63. సర్వవిఘ్నహరో మంత్రః ప్రణవః సర్వదోషః ఏవమభ్యాసయోగేన సిద్ధిరారంభ సంభవ. 64-63 తతో రహస్య ఉపావిష్టః ప్రణవం ప్లుతమాత్రయ జపేత్ పూర్వార్జితానాం తు పాపానాం నాశహేతవే. 64 సర్వవిఘ్నహరో మంత్రః ప్రణవః సర్వదోషః ఏవం అభ్యాసయోగేన సిద్ధేః ఆరంభ సంభవ. యోగా అంతర్ముఖత్వము. యోగాభ్యాసి సమయము దొరికినప్పుడల్లా ఏకాంతము లోన్లీనెస్ గా ఒకచోట పద్మాసనాసీనుడై కూర్చుని ఓంకారమంత్రమును జపించునుగాక. నేను పూర్వార్జితంగా స్వకీయ దేహమనోబుద్ధి చిత్త అహంకారముల ద్వారా నిర్వర్తించుటచే జనించినట్టి దుష్ట దోష పాప స్వభావ సంస్కారములు ఏమేమి ఉన్నాయి అని గమనించి ఓంకార మంత్ర జపం సహాయంతో నాశహేతువులగు పాపదృష్టులను తొలగించుకుంటాడు. ప్రణవోచ్చారణచే అట్టి దోషములు తొలగిపోతున్నాయి. ఓం అను అకార ఉకార మకార అర్ధమాత్ర లయ రూప ప్రణవము యొక్క జపాభావ ఉచ్చారణలు సర్వ విఘ్నములను హరించగలవు. సర్వదోష దుష్ట అల్పదృష్టి సంస్కారములను వాసనలను తొలగించగలదు. అందుచేత అభ్యాసయోగమును ప్రణవమంత్రోపాసనతో ప్రారంభిస్తే సిద్ధి యొక్క స్థితి ఆరంభమైనట్లే. తతో భవేద్ధఠావస్థ పవనాభ్యాసతత్పర ప్రాణోపానో మనోబుద్ధిర్జీవాత్మ పరమాత్మనో. 65 అన్యోన్యస్య విరోధేన ఏకతా ఘటతే యదా ఘటావస్థేతి సా ప్రోక్తా తచ్చిహ్నాని బ్రవీమ్యహం. 66 పూర్వం యః కథితోభ్యాసశ్చతుర్థాంశం పరిగ్రహేత్ దివా వా యది వా సాయం యామమాత్రం సమభ్యసేత్. 67 65 తతో భవేత్ ఘటావస్థ పవన అభ్యాస తత్పర. 66 ప్రాణ అపానో మనోబుద్ధ్యః జీవాత్మ పరమాత్మనోహ అన్యోన్యస్య అవిరోధేన ఏకతా ఘటతే యదా ఘటావస్థ ఇతి సా ప్రోక్త. ఘటావస్థ అట్టి ప్రణవము యొక్క అధికమైన అభ్యాసముచే ఘటావస్థ ఏర్పడుచున్నది. ఘటావస్థ అనగా 1 ప్రాణము, 2 అపానము, 3 మనస్సు, 4 బుద్ధి, 5 జీవాత్మ, 6 పరమాత్మ. ఎప్పుడైతే ఈ 6 కూడా అన్యోన్యమై పరస్పరము ఏమాత్రము విరోధము ఓపజిసంటూ ఈచ్ అదర్జ్ కించి కూడా లేకుండా పోయి ఏకత్వము పొందినవై ఉంటాయో అద్దానిని ఘటావస్థ అని పిలుస్తున్నారు. 67 ఘటావస్థ తచ్చిహ్నాని బ్రవీమి అహం పూర్వం యః కథితో అభ్యాసః చతుర్థాంశం 1-4 పరిగ్రహేత్ దివా వా యది వా సాయం యామమాత్రం సమభ్యసేత్ బ్రహ్మాత్మదేవ. ఘటావస్థ యొక్క తదితర ముఖ్య చిహ్నములు గుర్తులు చెప్తాను, వినండి. మనం ఇతహపూర్వం చెప్పుకున్న ఇడ పింగళలలో ఒకదాని తరువాత మరొకటిగా 1 ఇడ పూరక కుంభక పింగళ రేచక, 2 పింగళ పూరక కుంభక ఇడ రేచక. 16 మాత్రలు, 64 మాత్రలు, 32 మాత్రలు. మాత్ర ఉదరములో పూరించిన వాయువును మోకాళ్ళు చుట్టూ ఒకసారి త్రిప్పుకొని వచ్చిన సమయము. ఈ అభ్యాసము 80 సార్లులో 4వ వంతు అనగా రోజుకు ఒక్కసారి 20 ప్రాణాయామములు తెల్లవారుజామునగాని మధ్యాహ్నంగాని సాయంకాలంగాని రాత్రిగాని ఒకసారి సమభ్యసించుటచే సిద్ధించినది ఘటావస్థ. ఇది మొత్తం యామమాత్రము 3 గంటల కాలము క్రమంగా అభ్యసించబడునుగాక. ఏకవారం ప్రతిదినం కుర్యాత్ కేవల కుంభకం. ఇంద్రియానీంద్రియాద్భ్యో యత్ప్రత్యాహరణం స్ఫుటం. 68 యోగి కుంభకమాస్థాయ ప్రత్యాహార స ఉచ్యతే యద్యత్పశ్యతి చక్షుర్భ్యాం తత్తదాత్మేతి భావేత్ 69. యద్యచ్ఛృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి భావేత్ లభతే నాశయ యద్యత్తత్తదాత్మేతి భావేత్ 70. జిహ్వయ యద్రసం హెత్తి తత్తదాత్మేతి భావేత్ త్వచ యద్యత్ స్పృశేద్యోగీ తత్తదాత్మేతి భావేత్ 71. ఏవం జానేంద్రియాణాం తు తత్తత్ సౌఖ్యం సుసాధయేత్. 68. ఏకవారం ప్రతిదినం కుర్యాత్. కేవల కుంభకం ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యో యత్ ప్రత్యాహరణం స్ఫుటం. 69. యోగీ కుంభకం ఆస్థాయేత్. ప్రత్యాహారః స ఉచ్యతే యత్ యత్ పశ్యతి చక్షుభ్యాం తత్తత్ ఆత్మేతి భావయేత్. యత్ యత్ శృణోతి కర్ణాభ్యాం తత్తత్ ఆత్మేతి భావయేత్. 70. లభతే నాశయా యత్ యత్ తత్తత్ ఆత్మేతి భావయేత్. జిహ్వయా యత్ రసం హి యత్ యత్ తత్తత్ ఆత్మేతి భావయేత్. 71. త్వక్చ యత్ యత్ స్పృశేత్ యోగీ తత్తత్ ఆత్మేతి భావయేత్. ఏవం జానేంద్రియాణాం తు తత్తత్ సౌఖ్యం తు సాధయేత్. ఈ విధంగా ప్రతిరోజు ఒక్కసారి కొంతసేపు కేవల కుంభకమును అభ్యసిస్తూ ఇంద్రియములను ఇంద్రియార్థములను ఇంద్రియ విషయములను వెనుకకు మరల్చి ఆత్మస్వరూపమునందు మౌనము చేసి ఉంచు ప్రత్యాహరణ క్రియయే ప్రత్యాహారము. అదియే కేవల కుంభక ప్రత్యాహార ధారణము. ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి ఉపసంహరించి కేవల కుంభకము నిర్వర్తిస్తూ ప్రత్యాహారం సిద్ధించుకోవటం అనగా ఏమి? ఇట్లా, ఓ బ్రహ్మదేవ, అది సులభమే. ఇట్లా అనగా, కనులకు ఏదేది కనిపిస్తోందో అదంతా కూడా ఆత్మయే అని భావించుచు చూడటము, ఏదేది చెవులకు వినబడుచు ఉన్నదో అదంతా ఆత్మయే కదా అనుభావనతో వినటము, ఏదేది ముక్కుతో గంధములుగా ఆగుచున్నదో అదంతా ఆత్మస్వరూపమే అని అనుకుంటూ ఆ వాసన అనుభవం పొందటము, ఏదేది జిహ్వ నాలుక తో ఆయా అనేక రుచులుగా పొందబడుచున్నదో అదంతా ఆత్మరసమే ఆత్మయే అను అభిరుచితో ఆస్వాదించటము, ఏదేది ఈ చర్మమునకు అనేక స్పర్శానుభవములుగా అనుభూతమగుచున్నవో అవన్నీ ఆత్మయే అని తలచుచూ వాటిని పొందటము, ఈ విధంగా జ్ఞానేంద్రియముల అనుభవములన్నీ వాటి వలన ఏర్పడు సుఖదుఃఖములు సమస్త అనుభవములు ఆత్మయే అనుభావనచే పొందాలి. ఇదియే ప్రత్యాహారము. అదియే కేవల మరియు సహజ కుంభకము కూడా. అట్టి ఆత్మసౌఖ్యము క్రమంగా స్వాభావికం అగుచున్నది. యామమాత్రం ప్రతిదినం యోగీ యత్నాదతంద్రిత. 72. యథావా చిత్తసామర్థ్యం జాయతే యోగినో ధ్రువం. 72. వ్యామమాత్రం ప్రతిదినం యోగీ యత్నాత్ అతంద్రిత యథావా చిత్తసామర్థ్యం జాయతే యోగినో ధ్రువం. యోగి ప్రతిరోజు ఒక జాముకాలము సె 45 మినిట్స్ 1 సోమరితనమును 2 విషయముల వైపు మనస్సు యొక్క చితిని ఆత్యజించి ఇంద్రియ పరిధులను బుద్ధితో దాటివేసి అంచలంచల కుంభక కేవల కుంభకములను యోగసాధన చేస్తూ ఉండగా క్రమంగా అతని చిత్తము ధ్రువమగు సామర్థ్యము పొందగలదు. ఆతనిని సర్వసామర్థ్యములు ఆశ్రయిస్తాయి. దూరశ్రుతిర్దురదృష్టి క్షణాద్దుర్గమస్తథ. 73. వాక్సిద్ధ్యః కామరూపత్వమదృశ్యకరణి తథ. 73. దూరశ్రుత్యః దూరదృష్ట్యః క్షణాత్ దూరాగమః తథ వాక్సిద్ధ్యః కామరూపత్వం అదృశ్యకరణి తథ దూరశ్రవణము దూరముగా ఉండికూడా వినగలగటము దూరంగా మరెక్కడో ఉన్నది ఇక్కడ ఉండి చూడగలగటము దూరదృష్టి క్షణంలో దూర ప్రదేశంలో ప్రత్యక్షమవటము, ఒక్షణాత్ దూర ఆగమనము ఎట్లా పలికింది అట్లాగే అగుచుండటము, వివాక్సిద్ధి కోరుకున్న రూపము పొంది ఇతరులకు కనిపించగలగటము కామరూపత్వము. ఎదుటివారు చూస్తూ ఉండగానే వారికి కనిపించకుండా ఉండటము అదృశ్యకరణి. ఈ సామర్థ్యములన్నీ యోగి యోగాభ్యాసముచే పొందగలుగుచున్నాడు. మలమూత్ర ప్రలేపేన లోహాదేహ స్వర్ణత భవేత్ 74. ఖే గతిస్తస్య జాయేత సంతతాభ్యాసయోగత 74. ఓ మలమూత్ర ప్రలేపేన లోహాదేహ స్వర్ణత భవేత్ ఖే గతేహ తస్య జాయేత సంతతాభ్యాస యోగత. యోగసిద్ధుని యొక్క మలమూత్రముల మరియు చేతుల స్పర్శమాత్రం చేత ఇనుము మొదలైన లోహములు స్వర్ణము బంగారము గా మారగలవు. యోగాభ్యాసము యొక్క సంతతమైన ఎల్లప్పుడూ అభ్యాసముచే ఆకాశమునందు విహరించు ఆకాశగమన సామర్థ్యము పొందగలడు. సదా బుద్ధిమతా భావ్యం యోగిన యోగసిద్ధయే 75. ఏతే విఘ్నా మహాసిద్ధేర్న రమేత్తేషు బుద్ధిమాన్. 75. సదా బుద్ధిమతా భావ్యం యోగిన యోగసిద్ధయే ఏతే విఘ్నా మహాసిద్ధే న రమేత్తేషు బుద్ధిమాన్. ఎవడు ఏ ఆశయముతో యోగాభ్యాసమును చేస్తూ ఉంటాడో అతడు పైన చెప్పిన అష్టాంగ యోగములలో ఆయా సామర్థ్యములను పొందగలడు. అయితే అటువంటి సామర్థ్యములన్నీ యోగసిద్ధి కాదు, అవన్నీ అల్పాశయములు మాత్రమే. బుద్ధిమంతుడు తెలివిగల యోగాభ్యాసి నా యొక్క మహదాశయ యోగ సిద్ధి మార్గములో ఆయా పైన చెప్పిన సామర్థ్యములన్నీ కూడా విఘ్నములు, మహాసిద్ధికి అడ్డంకులే కదా అని గమనిస్తున్నాడు. బుద్ధిమంతుడు వాట్యందు రమించే ధ్యాసను దరిచేరనీయడు. ఆత్మసాక్షాత్కారమే ఆతని మహదాశయము. న దశే స్వసామర్థ్యం యస్య కస్యాపి యోగిరాట్ 76. యథా మూఢో యథా మూర్ఖో యథా బధిర ఏవవ తథా వర్తేత లోకస్య స్వసామర్థ్యస్య గుప్తయే 77. 76. న దర్శయేత్ స్వసామర్థ్యం యస్య కస్యాపి యోగిరాట్ యథా మూఢో యథా మూర్ఖో యథా బధిర ఏవవ 77. తథా వర్తేత లోకస్య స్వసామర్థ్యస్య గుప్తయే యోగిరాట్. లేక బుద్ధిమంతుడగు యోగసిద్ధుడు తన యొక్క సామర్థ్యములను ఇతరులకు తెలిపి ప్రచారము చేసుకోడు. ఒకడు నిద్రపోయే ముందు కలలో కనబడే కొందరికి నా సామర్థ్యముల గురించి చెప్పుకొని గొప్పవాడినోతాను అని అనుకొని నిద్రకు ఉపక్రమించడు కదా. యోగ సామర్థ్యము ఆత్మతో సంయమనము సిద్ధించుకున్న యోగి తదితర సంసార జనులతో పాల్గొనుచున్నప్పుడు ఏమీ తెలియని మూఢుని వలె, మూర్ఖుని వలె, చెవిటివాని వలె లోక వ్యవహార సందర్భములలో ఉంటాడు. యోగముచే సిద్ధించిన ఆయా సామర్థ్యములను బహిరంగపరచుకోడు, రహస్యముగా దాచుకొని ఉంటాడు. వాటిని కలలోని విషయములుగా చూస్తాడు. శిష్యాశ్చ స్వస్వకార్యేషు ప్రార్థయంతి న సంశేహ తత్తత్కర్మకరవ్యగ్ర స్వాభ్యాస విస్మృతో భవేత్ 78. అవిస్మృత్య గురోర్వాక్యమభ్యసేత్తదహర్నిసం 78. శిష్యాశ్చ స్వస్వకార్యేషు ప్రార్థయంతి న సంశేహ తత్తత్కర్మకరవ్యగ్ర స్వాభ్యాసే విస్మృతో భవేత్ అవిస్మృత్య గురోహ వాక్యం అభ్యసేత్ తత్ అహర్నిశం. కొంత కొంతమంది శిష్యులు ప్రాణ సంయమ యోగ సిద్ధిని పొందినట్లు తెలుసుకున్న యోగిని సమీపించి, అయ్యా మాకు ఈ సంపదలు వచ్చేటట్లు చూడండి, మా కష్టాలు పోగొట్టండి అంటూ ప్రార్థనలు చేయసాగుతారు. అనుమానం లేదు, అప్పుడు ఆయా వారి వారి కార్యక్రమములలో అది చేస్తాను ఇది చేస్తాను రండి అని ఆహ్వానిస్తూ ఉంటే అప్పుడు ఆ యోగి తన యొక్క యోగాభ్యాసము కొనసాగించటములో విస్మృతి పొందే అవకాశాలు అధికం. అందుచేత యోగాభ్యాస గురువాక్యములగు తత్వం సోహం ఆత్మమేవ హి సత్యం తదితరమంతా కల్పితమే అను మహావాక్యముల ఆశయమును గుర్తు చేసుకుంటూ రాత్రింబవళ్ళు తన యోగాభ్యాసము కొనసాగించుకోవాలి. పరమాశయముగా తదితరులకు గుర్తు చేయాలి. ఏవం భవేద్ధఠావస్థ సంతతాభ్యాసయోగత 79 అనభ్యాసవతశ్చైవ వృథాగోష్ఠ్యా న సిద్ధ్యతి తస్మాత్ సర్వప్రయత్నేన యోగమేవ సదాభ్యసేత్ 80 తతః పరిచయావస్థ జాయతే భయాసయోగత 79 ఏవం భవేత్ ఘటావస్థ సంతత అభ్యాసయోగత అనభ్యాసవతశ్చ ఏవ వృథా గోష్ఠ్యా న సిద్ధ్యతి 80 తస్మాత్ సర్వప్రయత్నేన యోగమేవ సదా అభ్యసేత్ తతః పరిచయావస్థ జాయతే అభ్యాస యోగత ప్రాణనుపానమనో ఆలోచన బుద్ధి తెలివి జీవాత్మ ఇండివిడ్యువల్ సెల్ఫ్ పరమాత్మ యూనివర్సల్ ఆస్ వేల్ ఆస్ ఆల్బియోండ్ ఆబ్సల్యూట్ సెల్ఫ్ ల యొక్క అన్యోన్య అవిరోధ ఏకతాభావన అనుభూతి అనిపించటము అనబడు ఈ ఉపనిషత్తులో మనము చెప్పుకొనియున్న ఘటావస్థ యోగాభ్యాసికి ఎట్లా సిద్ధిస్తుంది? క్రమమైన సాధన చేతనే సంతతాభ్యాస యోగము సిద్ధికి మార్గము. అభ్యాసము లేకుండా ఊరికే కేవలం చదవటం వినటం చెప్పటం వ్రాయటం మొదలైనవి చేత లేక తదితర వృథాగోష్ఠుల వలన ఎట్లా సిద్ధిస్తుంది? ప్రాక్టీస్ ఈజ్ నెససరీ. మియర్ థియరీ డజ్ నోట్ సర్వ్ అల్టిమేట్ పర్పస్. అందుచేత సర్వప్రయత్నములచే ఎల్లప్పుడూ యోగము అభ్యసిస్తూనే ఉండాలి. వాయహ పరిచితో యత్నాదగ్నినా సహ కుండలీం 81 భావయిత్వా సుషుమ్నాయాం ప్రవిశేద నిరోధత వాయునా సహ చిత్తం చ ప్రవిశేచ మహాపథం 82 81 తతః పరిచయావస్థ జాయతే అభ్యాస యోగత వాయహ పరిచితో యత్నాత్ అగ్నినా సహ కుండలీం భావయిత్వా సుషుమ్నాయాం ప్రవిశేత్ అనిరోధతః 82 వాయునా సహ చిత్రం చ ప్రవిశేత్ చ మహాపథం. ఈ విధంగా సర్వప్రయత్నములతో ఎల్లప్పుడూ యోగము అభ్యసించు యోగి పట్ల క్రమంగా పరిచయావస్థ సిద్ధించుచున్నది. ప్రాణ అపానములు ఏకరూపము పొందినవై అగ్నితో కూడుకొని సుషుమ్నలో ప్రవేశము పొందుచున్నాయి. కుండలిని శక్తిని ఉష్ణము ద్వారా నిద్రలేపి ఆసక్తిని సుషుమ్న యందు ప్రవేశింపజేస్తున్నాయి. భావన యొక్క బలముచే కుండలిని సుషుమ్న ద్వారా ఊర్ధ్వగమనము పొందుటలో అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉంటాయి. పరిచయావస్థ సంసిద్ధమగుచున్నది. పరిచయావస్థ సిద్ధించుకుంటున్న యోగి యొక్క ప్రాణ అపాన ఏకరూపము అతిచిత్రంగా మహామార్గము అయి ఉన్న సుషుమ్న నాడియందు స్వభావసిద్ధంగా ప్రవేశం పొందుచున్నది. యస్య చిత్తం స్వపవనం సుషుమ్నాం ప్రవిశేదిహ భూమిరాపోనలో వారాకాశ్చేతి 83 యేషు పంచసు దేవానాం ధారణ పంచధోద్యతే 83 యస్య చిత్తం స్వపవనః సుషుమ్నాం ప్రవిశేత్ ఇహ భూమి ఆపో అనలో వాయః ఆకాశశ్చ ఇతి 50 యేషు పంచసు దేహానాం ధారణ పంచథ ఉచ్యతే చిత్తము యొక్క శక్తి రూపమే కుండలిని. ఈ యోగి యొక్క చిత్తము ప్రాణవాయువుతో కూడి స్వపవనముతో ఇక్కడ సుషుమ్న నాడియందు ప్రవేశించుచున్నదో అట్టి యోగికి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదు కూడా సమస్తంగా అతనికి ఐదు దేహములుగా ఆగుచున్నాయి. పంచభూతములు నాకు పంచ శరీరములు అను స్వభావసిద్ధమగు నిత్యానుభవములో ఆ యోగి ప్రవేశితుడగుచున్నాడు. అట్టి ధారణ పంచత అని పిలువబడుచున్నది. పాదాదిజానుపర్యంతం పృథవిస్థానముచ్యతే 84. పృథివీ చతురస్రం చ పీతవర్ణం లవణకం పార్థివే వాయుమారోప్యల కారణ సమన్వితం 85. ధ్యాయంశ్చతుర్భుజాకారం చతుర్వక్త్రం హిరణ్మయం ధారేత్ పంచఘటికా పృథ విజయమాప్నీయాత్ 86. పృథివీయోగతో మూర్క్యుర్న భవేదస్య యోగినః పృథివీస్థాన విజయము 84. ఉపాదాది జాను పర్యంతం పృథివీస్థానం ఉచ్యతే. పృథివీ చతురస్రం చ పీతవర్ణం లవణకం 85. పార్థివే వాయుం ఆరోప్య లంకారేణ సమన్వితం ధ్యాయం చ చతుర్ముఖాకారం చతుర్వక్త్రం హిరణ్మయం 86. ధారేత్ పంచఘటికాః పృథివీ జయం ఆప్నీయాత్ పృథివీ యోగతో మృత్యుః న భవేత్ అస్య యోగినః. పరిచయావస్థ సిద్ధికి పంచోపాసనలు. 1. పృథివీ జయము పృథివీ అహం ధారణ ధ్యాన విధానము. ఆ పరిచయావస్థ యోగి పాదముల నుండి మోకాలు వరకు విశ్వరూపుడనగు నా యొక్క పృథివీ స్థానము అనుధారణ స్వీకరించుచు యోగసిద్ధి పొందుచున్నాడు. ఓం పృథివీ తత్వాయ నమః. పాదముల నుండి మోకాళ్ల వరకు పృథివీ స్థానము. ఆకారము చతురస్రంగా భావించాలి. రంగు పసుపు రంగును భావించాలి. బీజము వణములం. లకార్ సమన్వితంగా భూమిని వాయువునకు ప్రాణశక్తికి జేర్చాలి. దేవత 4 ముఖములు గల ఆకారుడు చతుర్భుజుడు సృష్టికర్త ఆగు బ్రహ్మదేవుని హిరణ్మయుడుగా ఉపాసించాలి. ఈ విధమైన 5 గడియల ధ్యాన ధారణలచే అట్టి యోగికి పృథివీ జయము సిద్ధించుచున్నది. అనగా సమస్త పృథివిని ఆత్మ యొక్క ఒక అంశగా ధారణ చేయుచున్నాడు. పృథివీయోగము సిద్ధించుటచే ఇక అట్టియోగికి మృత్యుభయము మొదలంట్లా తొలగిపోతుంది. అజానోహ పాయుపర్యంతమపాం స్థానం ప్రకీర్తితం 87. ఆపోర్ధచంద్రం శుక్లం చ వంబిజం పరికీర్తితం వారుణే వాయుమారోప్యవకారేణ సమన్వితం 88. స్మరన్నారాయణం దేవం చతుర్బాహుం కిరీటినం శుద్ధస్ఫటిక సంకాసం పీతవాస సమచ్యుతం 89. ధారేత్ పంచఘటికా సర్వపాపయః ప్రముచ్యతే తతో జలాద్భయం నాస్తి జలే మృత్యుర్న విద్యతే 90. అపాం జలాస్థాన విజయము 87. ఆజానోహ పాయుపర్యంతం అపాం స్థానం ప్రకీర్తితం ఆపో అర్ధచంద్ర శుక్లం చ వం బీజం పరికీర్తితం 88. వారుణే వాయుం ఆరోప్య వకారేణ సమన్వితం స్మరన్నారాయణం దేవం చతుర్బాహుం కిరీటినం 89. శుద్ధస్ఫటిక సంకాసం పీతవాససం అచ్యుతం ధారయేత్ పంచఘటికాః సర్వపాపయః ప్రముచ్యతే 90. తతో జలాత్ భయం నాస్తి జలే మృత్యుః న విద్యతే 2. ఆపో జయము అపోహం ధారణ ధ్యాన విధానము. మోకాలి నుండిగుదము వరకు జలస్థానముగా ప్రకీర్తించుచు ధారణ చేసి యోగసిద్ధి పొందుచున్నాడు. ఓం అపో తత్వాయ నమః. ఆకారము అర్ధశుక్ల చంద్రాకారము. రంగు తెలుపు శుక్లము. బీజాక్షరం వం. వకారముతో కూడా వాయువును జలస్థానమునకు ఆరోపించాలి. దేవతాస్మరణ చతుర్ నాలుగు బాహుడు కిరీటధారుడు శుద్ధ స్ఫటికముతో సమానమైన రూపము కలవాడు పీత ఎర్రటి వస్త్రధారుడు అహం సర్వస్య ప్రభవో అను ఆత్మభావన నుండి చ్యుతియే లేనట్టి అచ్యుతుడు. ఈ విధంగా ధ్యానిస్తూ 5 గడియల కాలము ధారణ చేయుటచే ఆ యోగి జలమును జయించినవాడగుచున్నాడు. శ్రీమన్నారాయణుడుగా జలస్వరూపుడనే వరుణనామధేయుడనే సృష్టియందు విస్తరించి ఉన్నాను అనో అనునిత్య పరికీర్తనచే తత్ స్వాభావికానుభూతుడు అగుచున్నాడు. సమస్త జలతత్వము ఆత్మతత్వము యొక్క అంశని ధరించుచున్నాడు. అట్టివానికి ఇక జలభయముండదు. జలము వలన మూత్యువు పొందడు. అపాయోర్హృదయాంతం చ వహ్నిస్థానం ప్రకీర్తితం. వహ్నిస్త్రికోణం రక్తం చ రేఫాక్షరసముద్భవం 91. వహ్నో చానిలమారోప్య రేఫాక్షరసముజ్వలం. త్రియక్షం వరదం రుద్రం తరుణాదిత్య సన్నిభం 92. భస్మోద్ధూలిత సర్వాంగం సుప్రసన్నమనుస్మరణ్. ధారయత్పంచఘటికా వహ్నినాసౌ న దాహ్యతే 93. న దహ్యతే శరీరం చ ప్రవిష్టస్యాగ్నిమండలే. వహ్నిస్థాన విజయము 91. ఆపాయోహ హృదయాంతం చ వహ్నిస్థానం ప్రకీర్తితం వహ్నేహ త్రికోణ రక్తం చ రం రేఫాక్షరసముద్భవం. వహ్నౌ చానిలం ఆరోప్య రేఫాక్షర సముజ్వలం. 92. త్రియక్షం వరదం రుద్రం తరుణాదిత్య సన్నిభం. భస్మోద్ధూలిత సర్వాంగం సుప్రసన్నం అనుస్మరణ్. 93. ధారయేత్ పంచఘటిక వహ్నినా అసౌ న దహ్యతే. న దహ్యతే శరీరం చ ప్రవిష్టస్య చ అగ్ని కుండకే. 3. అగ్నిజయము అగ్న్యహం ధారణ ధ్యాన విధానము. పాయువు గుదము నుండి హృదయస్థానము వరకు అగ్నిస్థానముగా ప్రకీర్తించుచూ ధారణ చేసి యోగ సిద్ధి పొందుచున్నాడు. ఓం అగ్ని తత్వాయ నమః. ఆకారము త్రికోణము. రంగు ఎరుపు రక్తవర్ణము. రేఫాక్షరము నుండి జనించినట్టిది రం బీజము. రం రం బీజాక్షరముతో వాయువును అగ్నితో జేర్చాలి ఆరోపించాలి. దేవతాస్మరణము త్రినేత్రుడు వరప్రదాత సర్వమును వెలిగించువాడు దహించుటచే రుద్రుడు. బాలసూర్యకాంతులతో వెలుగొందువాడు దేహమంతా భస్మము ధరించినవాడు సుప్రసన్నుడు అగురుద్ర భగవానుని స్మరించాలి. అగ్నితత్వమంతా ఆత్మ యొక్క అంశగా భావిస్తూ ధ్యానము చేయుచున్నాడు. యోగి ఈ విధంగా 5 గడియలు ధ్యానం చేస్తూ ధారణ చేసినంత మాత్రం చేతనే అట్టి యోగ సాధకుడు ఇక అగ్నిచే దహించబడడు. ఆ యోగసిద్ధుడు అగ్ని కుండములో ప్రవేశించినా కూడా అతని శరీరమును అగ్ని కాల్చదు. ఆహృదయాద్భ్రువోర్మధ్యం వాయుస్థానం ప్రకీర్తితం 94. వాయుః షట్కోణకం కృష్ణం యకారాక్షరభాసురం. మారుతం మరుతాం స్థానే యకారాక్షరభాసురం 95. ధారేత్తత్ర సర్వజ్ఞమీశ్వరం విశ్వతోముఖం. ధారేత్ పంచఘటికా వాయువద్వ్యోమగో భవేత్ 96. మరణం నతు వాయుశ్చ భయం భవతి యోగినః. వాయుస్థాన విజయము 94. ఆహృదయాత్ భ్రువోహ మధ్యం వాయుస్థానం ప్రకీర్తితం. వాయుః షట్ 6 కోణకం కృష్ణం యకార అక్షరభాసురం 95. మారుతం మారుతం స్థానే ప్రాణీ ప్రాణం సమాహితః. ధారయేత్ తత్ర సర్వజ్ఞం ఈశ్వరం విశ్వతో ముఖం 96. ధారయేత్ పంచఘటిక వాయువత్ వ్యోమగో భవేత్. మరణం నతు వాయో 2 సతు నభయం భవతి యోగినః. 4. వాయుజయము, వాయువుహం, ధారణ, ధ్యాన విధానము. హృదయస్థానము నుండి భ్రుకుటి స్థానము వరకు వాయుస్థానముగా ప్రకీర్తించుచూ ధారణ చేసి యోగసిద్ధి పొందుచున్నాడు. ఓం వాయుతత్వాయ నమః. ఆకారము షట్కోణాకారము. రంగు కృష్ణము, నలుపు. బీజము యకారముగా భాసించునది. స్థానము వాయుస్థానం. ఇక్కడ ఎం బీజాక్షరంతో ప్రాణమును ప్రాణముతో సమాహితము చేయాలి. ధారణ దైవము సర్వజ్ఞుడు. ఈ సర్వము తానే అయి విస్తరించినవాడు. ఈ విశ్వము తన ముఖముగా కలవాడు. అగు ఈశ్వరుని ధ్యానం చేస్తూ ధారణ చేయాలి. ఈశ్వరుడే వాయురూపునిగా సర్వత్రా వెలేచున్నట్లు ఉపాసన చేయాలి. వాయుతత్వమును ఆత్మ యొక్క అంశగా భావించాలి. ఈ విధంగా 5 గడియలు ధ్యానము చేసినంత మాత్రం చేతనే అట్టి యోగి ఆకాశమునందు వాయువు గాలి వలె సంచరించగలడు. అట్టివానికి వాయువు వలన మరణభయము ఉండదు. ఆభ్రూమధ్యాత్తు మూర్ధాంతమాకాశస్థానముచ్యతే 97. వ్యోమవృత్తం చ ధూమ్రం చ హకారాక్షరభాసురం. ఆకాశే వాయుమారోప్య హకారోపరి శంకరం. 98. బిందిరూపం మహాదేవం వ్యోమాకారం సదాశివం. శుద్ధస్ఫటిక సంకాశం ధృతబాలేందుమౌలినం. 99. పంచవక్త్రయుతం సౌమ్యం దశబాహుం త్రిలోచనం. సర్వాయుధైర్ధృతాకారం సర్వభూషణభూషితం. 100. ఉమార్ధదేహం వరదం సర్వకారణకారణం. ఆకాశస్థాన విజయము. 97. ఆ భ్రూమధ్యాత్తు మూర్ధాంతం. ఆకాశస్థానం ఉచ్యతే. వ్యోమవృత్తం చ ధూమ్రం చ హకార అక్షరభాసురం. 98. ఆకాశే వాయుం ఆరోప్య హకార ఉపరి శంకరం. బిందిరూపం మహాదేవం. వ్యోమాకారం సదాశివం. 99. శుద్ధ స్ఫటిక సంకాశం ధృతబాల ఇందుశేఖరం. పంచవక్త్రయుతం సౌమ్యం దశబాహుం త్రిలోచనం. 100. సర్వ ఆయుధే హధృతాకారం సర్వభూషణ భూషితం. ఉమార్థదేహం వరదం సర్వకారణ కారణం. 5. ఆకాశ జయం ఆకాశమహమేవ ధారణ ధ్యాన విధానము. భ్రూమధ్యస్థానము నుండి మూర్ధస్థానము వరకు ఆకాశస్థానముగా ప్రకీర్తించుచూ ధారణ చేసి యోగసిద్ధి పొందుచున్నాడు. ఓం ఆకాశతత్వాయ నమః. ఆకారం వర్తులాకారం. రంగు ధ్రూమం. బీజాక్షరం హంగాభాసురము. ఆకాశమునందు వాయువును జేర్చి హంకారముతో ప్రకాశించు బిందురూపము. సమస్త ఆకాశమును ఆత్మయొక్క అంశగా ధ్యానము చేయుచున్నాడు. ధారణాదేవం హకార బిందురూపుడు సర్వశుభప్రదాత సుఖప్రదాత అగుటచే శంకరుడు బిందురూపుడు. దేవతలకే దేవుడగు మహాదేవుడు ఆకాశకారుడు అగు సదాశివుడు. శంకరుడు పరిశుద్ధమగు స్ఫటికమువలే ప్రకాశమానులు. బాలచంద్రుని శిరస్సునందు భూషణముగా ధరించువారు. పంచముఖులు. 10 బాహువులతో విరాజిల్లువారు. త్రిలోచనులు. పరమసౌమ్యులు. సర్వ ఆయుధములు ధరించినవారు. సమస్త ఆభరణములుచే భూషితులు. ఉమాదేవికి తన దేహము యొక్క ఎడమవైపు అర్ధభాగము సమర్పించుకొనియున్నవారు. వరదులు సర్వము ప్రసాదించువారు. సర్వకారణకారణులు. ఆకాశధారణత్స్యఖేచరత్వం భవేద్ధ్రువం. 101. యత్రకుత్ర స్థితౌ వాపి సుఖమత్యంతమస్నుతే. 101. ఆకాశధారణత్స్య ఖేచరత్వం భవేత్ ధ్రువం. యత్ర కుత్ర స్థితో వాపి సుఖం అత్యంతం అస్నుతే. అటువంటి సాంబశివ భగవానుని ఉపాసించాలి. ఆ పరమశివులవారే సర్వత్రా ఆకాశరూపముగా వెలేచున్నట్లు ఉపాసించాలి. ఈ విధంగా ఆకాశ ధ్యాన ధారణలచే ఆకాశ సంచార సామర్థ్యము కలుగుచున్నది. అట్టి యోగి ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉన్నప్పటికీ ఏ స్థితిలో అయినా అభ్యంతరమగు ఆత్మసుఖము నుండి ఏమాత్రము చెదరనివాడై సర్వదా ఆస్వాదించువాడే ఉంటాడు. ఏవంచ ధారణాః పంచకుర్యాద్యోగి విచక్షణః 102. తతో దృఢశరీరః స్యాన్మృత్యుస్తస్య న విద్యతే. 102. ఏవంచ ధారణాః పంచకుర్యాద్యోగి విచక్షణః తతో దృఢ శరీరస్యాత్ మృత్యుః తస్య న విద్యతే. ఈ విధంగా యోగాభ్యాసి విచక్షణాశీలుడై పంచధ్యానధారణుడై నిత్యము పంచభూతతత్వోపాసనచే యోగాభ్యాసము నిర్వర్తించుటచే అట్టి వాణి దేహము దృఢత్వము పొందుచున్నది. ఆతనిని మృత్యువు సమీపించదు. సర్వదా అమూతరూపుడై విరాజిల్లుతాడు. బ్రహ్మణః ప్రళయనాపి నసీదతి మహామతేః 103. సమభ్యసేత్ తథా ధ్యానం ఘటికాషష్టిమేవ చ వాయుం నిరుధ్య చాకాశే దేవతామిష్టదామితి. 104. సగుణం ధ్యానమే తత్స్యాదనిమాదిగుణప్రదం. 103. బ్రహ్మణః ప్రళయనాపి నసీదతి మహామతేః సమభ్యసేత్ తథా ధ్యానం ఘటికా షష్టిమేవ చ. 104. గువాయుం నిరుధ్య చ ఆకాశే దేవతాం ఇష్టదాం ఇతి సగుణం ధ్యానం ఏతత్ స్యాత్ అణిమాది గుణప్రదం. బ్రహ్మ ప్రళయము వచ్చి పడినప్పుడు కూడా అట్టి మహామతి అగుయోగి కించిత్ కూడా పీడనము చెందడు, చ్యుతి పొందడు. అందుచేత యోగాభ్యాసి పై చెప్పిన రీతిగా షష్ఠి ఘటికా ధ్యాన ధారణలను రోజుకు 6 సార్లు అభ్యసించునుగాక. సగుణము హృదయాకాశమునందు వాయువును నిరోధించి ఇష్టదేవతారాధనను నిర్వర్తించుచూ ఉండటమును సగుణోపాసనగా చెప్పుచున్నారు. సగుణ ధ్యానము లేక సగుణోపాసన వలన అణిమ గరిమ లఘిమ మహిమేసిత్వసిత్వ ప్రాకామ్యేచ్ఛ అష్టసిద్ధులు లభించగలవు. నిర్గుణధ్యానే తస్య సమాధిశ్చ తతో భవేత్. 105. దినద్వాదశకేనైవ సమాధిం సమవాప్నుయాత్. 105. నిర్గుణధ్యానే తస్య సమాధిశ్చ తతో భవేత్. దినద్వాదశకేనైవ 12 రోజులకు సమాధిం సమవాప్నుయాత్. నిర్గుణము క్రమంగా అట్టివాడు నిర్గుణధ్యాన అభ్యాసి యుక్తుడు అగుచున్నాడు. పంచతంత్రములు తనకు అనన్యంగా అభ్యసించుచున్నాడు. ఎప్పుడైతే నిర్గుణధ్యాన యోగము ప్రారంభమవుతుందో అట్టివాడు 12 రోజులలో అత్యుత్తమమగు సమాధిస్థితిని సముపార్జించుకొనుచున్నాడు. వాయు నిరోధముచే ఆ అభ్యాసి ఉత్తమ బుద్ధితో కూడిన మేధావి అయి క్రమంగా జీవన్ముక్తుడు అగుచున్నాడు. వాయుం నిరుధ్య మేధావి జీవన్ముక్తో భవత్యయం. 106. సమాధ్యః సమతావస్థ జీవాత్మ పరమాత్మనో. 106. వాయుం నిరుధ్య మేధావి జీవన్ముక్తో భవత్యయం సమాధ్యః సమతావస్థ జీవాత్మ పరమాత్మనోహ. సమాధి నాటకంలో పాత్రగా కనిపించుచున్నవాడు నటనా చాతుర్యము గల నటుడే అయి ఉన్నతీరుగా జీవాత్మ పరమాత్మల సమతావస్థ ఏ సమాధి అను పేరుతో చెప్పబడుచున్నది. సర్వము తానే వెలుగొందటమే సమాధి. ద్రష్టదృశ్య దర్శనముల ఏకత్వమే సమాధి. యది స్వదేహముత్స్రష్టుమిచ్ఛాచేదుత్సర్జేత్ స్వయం. 107. పరబ్రహ్మణి లీయేత న తస్యోత్క్రాంతిరిష్యతే అథనో చేత్సముత్స్రష్టుం స్వశరీరం ప్రియం యది. 108. సర్వలోకేషు విహరణనిమాదిగుణాన్విత కదాచిత్ స్వేచ్ఛయా దేవో భూత్వా స్వర్గే మహ్యతే 109. మనుష్యో వాపి యక్షో వా స్వేచ్ఛాపిక్షణ భవేత్. సింహో వ్యాఘ్రో గజో వా స్వః స్వేచ్ఛయా బహుతామ్యత్. 110. యథేష్టమేవ వర్తేత యద్వా యోగీ మహేశ్వరః. 107. యది స్వదేహం ఉత్స్రష్టుం ఇచ్ఛాచేత్ ఉత్సృజేత్ ఉత్సృజేత్ స్వయం పరబ్రహ్మణి లియేత. న తస్య ఉత్క్రాంత్యః ఇష్యతే. 108. అథ నోచేత్ సముత్స్రష్టుం స్వశరీరం ప్రియం యది సర్వలోకేషు విహరన్ అణిమాది గుణాన్వితః. 109. కదాచిత్ స్వేచ్ఛయా దేవో భూత్వా స్వర్గే మహ్యతే. మనుష్యోవాపి యక్షో వా స్వేచ్ఛయాపి క్షణాత్ భవేత్. 110. సింహో వ్యాఘ్రో గజో వా అశ్వః స్వేచ్ఛయా స్వైచ్ఛయా బహుతామ్యత్ యథేష్టమేవ వర్తేత యద్వా యోగీ మహేశ్వరః. సమాధి స్థితి సిద్ధించుటకే నేను ఈ భౌతిక దేహ రూపమాత్రుడను అనే దేహహ్రాంతిని విడవటానికి ఇష్టుడైనప్పుడు అట్టి యోగి దేహభావ పరిమితులను విడిచి పరబ్రహ్మము నందు స్వయముగా లీనమగుచున్నాడు. అనగా దేహలోక అహ్రాంతులను త్యజించి బ్రహ్మమే తానగుచున్నాడు. అట్టి ఇష్టము పొందనంతవరకు పరబ్రహ్మతో లీనత్వము కలిగియున్నప్పటికీ ఆ యోగికి ఉత్క్రాంతి కలుగదు. 14 లోకములలో అతని సంచారము వినోదముగా ఇష్టముగా స్వేచ్ఛానుసారం అణిమాది అష్టసిద్ధులతో కూడినదై కొనసాగుచూనే ఉంటుంది. యోగి తన శరీరమును సృష్టిలో తన చేష్టారూపమును వదరుటకు ఇష్టపడక స్వశరీర ప్రియుడై ఉంటే అట్టి జీవాత్మ పరమాత్మల ఏకత్వానుభావుడగు యోగేశ్వరుడు అణిమ మొదలైన అష్టసిద్ధులతో కూడుకొన్నవాడై స్వేచ్ఛగా అన్ని లోకములలో సంచారములు చేస్తూ ఉంటాడు. స్వర్గలోకవాసులచే కూడా పూజితుడై ఉంటాడు. అట్టివాడు మనుష్యుడు మానవదేహముతో కూడుకొని ఉన్నవాడు అయి ఉండి కూడా క్షణంలో స్వేచ్ఛగా యక్షుడు అవగలడు. యోగి యోగాభ్యాసముచే యోగీశ్వరుడై సింహములాగా ఏనుగులాగా గుర్రములాగా స్వేచ్ఛావిహారి అయి యథేష్టవర్తనుడుగా ఈ కల్పిత లోకములలో క్రీడ లీల వినోదంగా సంచారములు సలుపుచూ ఉంటున్నాడు. తనకు ఇష్టమనిపించిన ఏరకమైన దేహమైనా స్వీకరిస్తూ త్యజిస్తూ ఉండగలడు. అభ్యాసభేదతో భేద ఫలంతో సమమేవ హి. 111. పాష్ణిం వామస్య పాదస్య యోనిస్థానే నియోజయేత్. ప్రసార్య దక్షిణం పాదం హస్తాభ్యాం ధారయ దృఢం. 112. చుబుకం హృది విన్యస్య పూరయద్వాయినా పునః కుంభకేన యథాశక్తి ధారిత్వాతు రేచేత్. 113. వామాంగేన సమభ్యస్య దక్షాంగేన తతోభ్యసేత్. ప్రసారితస్తు యహ పాదస్తమురుపరి నామయేత్. 114. అయమేవ మహాబంధ అభయత్రయవం భ్యసేత్. 111. అభ్యాస భేదతో భేదః ఫలంతు సమమేవ హి. పాశినాం వామస్య పాదస్య యోనిస్థానే నియోజయేత్. 112. ప్రసార్య దక్షిణం పాదం హస్తాభ్యాం ధారే దృఢం శుభుకం హృది విన్యస్య పూరయేత్ వాయునా పునః. 113. కుంభకేన యథా శక్త్యా ధారయిత్వాతు రేచేత్ వామాంగేన సమభ్యస్య దక్షాంగేన తతో అభ్యసేత్. 114. ప్రసారితస్తు యత్ పాదస్తం ఊరు ఉపరి యోజయేత్ అయమేవ మహాబంధ ఉభయత్రా ఏవం అభ్యసేత్. యోగాభ్యాసముల విషయంలో అభ్యాసముల దృష్ట్యా కొన్ని కొన్ని భేదములు కనబడితే కనబడవచ్చుగాక. ఏది ఏమైనా అన్ని రీతులైన యోగాభ్యాసముల అంతిమ ఫలము మాత్రము ఒక్కటే జీవబ్రహ్మ ఏకస్వరూప సమాధిస్థితియే. పునశ్చరణగా కొన్ని బంధముల గురించి చెప్పుకుంటున్నాము. మహాబంధము, ఎడమకాలి మడమను యోని స్థానము లింగస్థానమును తాకించాలి, కుడి కాలిని చాచి ఉంచాలి, రెండు చేతులతో కుడిపాదమును గట్టిగా పట్టుకొని ఉండాలి, గడ్డము చుబుకమును వక్షస్థలము తాకించి ఉంచాలి, వాయువును పూరకం చేసి పీల్చి సత్యానుసారం కుంభకమును హోల్డింగ్ నిర్వర్తించి ఆ తరువాత రేచకము రిలీసింగ్ చేయాలి. ఈ విధంగా ఎడమవైపు అటు తరువాత కుడివైపు పూరక కుంభక రేచకములను గురుముఖత అభ్యాసం చేయాలి. చాపపడిన వేల్ ఎక్స్టెండెడ్ పాదమును ఉరువుపై తొడపై దాదర్ సైడ్ తాకించి ఉంచాలి. కుడి ఎడమల రెండు వైపులా అభేత్రముగా అభ్యసించాలి. ఇదియే మహాబంధము ఆగుచున్నది. ఇది ఈ విధంగా రెండు రీతులుగా అభ్యాసించవచ్చు. మహాబంధస్థితో యోగి కృత్వా పూరకమేకధీహ 115 వాయునా గతిమావృత్య నిభృతం కణముద్రయ పుటద్వయం సమాక్రమ్య వాయః స్ఫురతి సత్వరం 116 అయమేవ మహావేధః సిద్ధేరభ్యస్యతేనిసం 115 మహాబంధ స్థితో యోగి కృత్వా పూరకం ఏకధియః వాయునా గతిం ఆవృత్య నిభృతం కంఠముద్రయ 116 పుటద్వయం సమాక్రమ్య వాయః స్ఫురతి సత్వరం అయమేవ మహావేధః సిద్ధయః అభ్యస్యతే అనిశం. మహావేదబంధము, మహాబంధము ధరించినట్టి యోగి స్థిరమైన బుద్ధితో పూరకమును నిర్వర్తించి వాయువును కదలకుండా ఉంచి కంఠమును నిలువుగా నిశ్చలముగా ఉంచుతూ కంఠముద్రను ధారణచేసి రెండు ముక్కు పుటముల నుండి వాయువును సత్వరముగా స్పీడిలి గ్రహించటము వదలటము, ఇది మహావేధముద్ర అనబడుచున్నది. ఇది సిద్ధపురుషులు అన్నివేళలా అభ్యసిస్తూ ఉంటున్నారు. అంతః కపాలకు హరే జిహ్వాం వ్యావృత్య ధారేత్ 117 భ్రూమధ్యదృష్టిరప్యేషా ముద్రా భవతి ఖేచరి 117 అంతః కపాలకు హరే జిహ్వాం వ్యావృత్య ధారేత్ భ్రూమధ్యదృష్ట్యః అపి ఏషా ముద్రా భవతి ఖేచరి. ఖేచరి ముద్ర, నాలుకను పైదవడకు తాకించుచు క్రమక్రమంగా పైలోపలికి మడచుచు కపాలము యొక్క అంతః కుహరము రంధ్రము అంగిలి పై దవడ మొదలు ప్రాంత కొండ నాలుక చివర బెజ్జము తో నాలుక యొక్క చిట్టి చివర భాగమును తాకించటము మరియు అట్టి అభ్యాసము యొక్క ప్రారంభక్షణము నుండి కూడా దృష్టిని భ్రూమధ్య ప్రదేశమునందు నిలిపి ఉంచటము ఖేచరి ముద్ర అగుచున్నది. కంఠమాకుంచ్య హృదయ స్థాపయ దృఢయా ధియా 118 బంధో జాలంధరాఖ్యయం మృత్యుమాతంగకేసరి 118 కంఠం ఆకుంచ్య హృదయే స్థాపయ దృఢయా ధియా బంధో జాలంధర ఆఖ్యో అయం మృత్యుమాతంగ కేసరి. జాలంధర బంధము, కంఠభాగ ఆకాశమును సంకోచింపజేసి అద్దానిని హృదయకాశమునందు దృఢముగా స్థాపించి ఉండటము జాలంధరముద్ర అనబడుచున్నది. ఇది మూత్యువు అను ఏనుగుకు సింహము సింహనాదము వినబడటం వంటిది. బంధో ఏన సుషుమ్నాయాం ప్రాణస్తుడియతే యతః 119 ఉడ్యానాఖ్యో హి బంధోయం యోగిభ్యః సముదాహృతః 119 బంధో ఏన సుషుమ్నాయాం ప్రాణస్తు ఉడ్యతే యతః ఉడ్యానాఖ్యో హి బంధోయం యోగిభ్యః సముదాహృతః ఉడ్యాన లేక ఉడ్డియాన బంధము. ఇడా పింగళనాడుల మధ్యగా గల సుషుమ్నయందు ఏ ప్రాణశక్తి కుంభకముగా బంధితమయ్యున్నదో అదియే ఉడ్డియాన బంధము అని యోగి బృందముచే విశదీకరించబడుచున్నది. పాష్ణిభాగేన సంపీడ్య యోనిమాకుంచే దృఢం 120. అపానమూర్ధ్వముత్థాప్య యోనిబంధోయముచ్యతే 120. పాష్ణిభాగేన సంపీడ్య యోనిం ఆకుంచే దృఢం అపానం ఊర్ధ్వం ఉత్థాప్య యోనిబంధో అయం ఉచ్యతే. యోనిబంధము పాదమియొక్క మడమతో యోనిభాగమును బాగుగా అదిమి మూలాధారమునకు క్రిందగా గట్టిగా నొక్కిపెట్టి బాహ్యగతమవుతున్న అపానవాయువును ఊర్ధ్వముఖముగా లాగి తెచ్చు అభ్యాసమును యోనిబంధము అని అంటున్నారు. ప్రాణపానం నాదబిందు మూలబంధేన చైకతాం 121. గత్వా యోగస్య సంసిద్ధిం యచ్ఛతో నాత్ర సంశేహ 121. ప్రాణంపానం నాదబిందు మూలబంధేన చాయేకతాం గత్వా యోగస్య సంసిద్ధిం యచ్ఛతో నాత్ర సంశేహ. మూలబంధము ప్రాణ అపానములు నాదద్ బిందువులు ఒక్కచోటికి తెచ్చి ఏకము చేయటము మూలబంధము అగుచున్నది. అట్టి మూలబంధ యోగాభ్యాసముచే యోగులకు అతి త్వరగా యోగసిద్ధి లభిస్తోంది, సిద్ధించగలదు, ఇందులో సందేహమే లేదు. కరణి విపరీతాఖ్య సర్వవ్యాధి వినాశిని 122. నిత్యమభ్యాసయుక్తస్య జాఠరాగ్ని వివర్ధని ఆహారో బహుళస్తస్య సంపాద్యః సాధకస్య చ 123. అల్పాహారో యది భవేదగ్నిర్దేహం హరే క్షణాత్ అధశిరశ్చోద్ధ్వపాద క్షణం సాత్ ప్రథమే దినే 124. క్షణాచ్చ కించిదధికమభ్యసేత్తు దినే దినే వలీచ ఫలితం చైవ షణ్మాసార్ధాన్న దృశ్యతే 125. యామమాత్రం తు యో నిత్యమభ్యసేత్సతు కాలజిత్. కరణీ విపరీత 122. కరణీ విపరీతాభ్య సర్వవ్యాధి వినాశిని నిత్యం అభ్యాసయుక్తస్య జఠరాగ్ని వివర్ధని 123. ఆహారో బహుళహతస్య సంపాద్యః సాధకస్య చ అల్పాహారో యది భవేత్ అగ్నేహ దేహం హరేత్ క్షణాత్. 124. అధః శిరశ్చ ఊర్ధ్వపాదః క్షణం సాత్ ప్రథమే దినే క్షణాచ్చ కించిత్ అధికం అభ్యసేత్తు దినే దినే. 125. వలీచ ఫలితం చ ఏవ షణ్మాసార్ధాత్ న దృశ్యతే యామమాత్రం తు యో నిత్యం అభ్యసేత్ సతు కాలజిత్. కరణి విపరీత అభ్యాసము దేహం యొక్క తలక్రిందుల ధారణ కరణములను విస్తరించి ఉంచు అభ్యాసము నిత్యము అభ్యసిస్తూ ఉంటే అట్టి కరణి విపరీత అభ్యాసము సర్వ వ్యాధులను ఉపశమింపజేయగలదు. పొట్టలో జీర్ణ ప్రక్రియ కొరకై జనించే జఠరాగ్నిని ప్రవృద్ధము చేయగలదు. యోగసాధకునికి ఆహారము యొక్క ఆవశ్యకత పెరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు అల్పముగా చాలా తక్కువగా ఆహారము తీసుకోవటం జరుగుతూ ఉంటే అప్పుడు దేహములో జనించే జఠరాగ్ని దేహమును క్షణములలో కొద్ది కాలములో దహించివేయగలదు. అందుచేత పుష్టి అయిన ఆహారము యోగాభ్యాసంలో తగినంత స్వీకరించాలి. ఈ కరణి విపరీత అభ్యాసము శిరస్సు క్రిందకు పాదములు పైకి ధారణ చేయు అభ్యాసము. ఈ అభ్యాసమును ప్రారంభంలో మొదటిరోజు ఒక్క క్షణకాలం చేయాలి. ఇక ఆ తరువాత రోజుకొక క్షణమును పెంచుతూ రోజురోజులుగా అభ్యాసము చేయాలి. అట్టి కరణి విపరీత అభ్యాసికి షణ్మాసార్థకాలంలో 3 నెలల కాలంలో అతనిలో కనిపించే వార్ధక్య ఛాయలు తొలగిపోగలవు. ప్రతిరోజు ఒక యామము జాముకాలము అభ్యాసం చేస్తూ ఉన్న యోగాభ్యాసి కాలమును జయించగలడు. వజ్రోలిమభ్యసేద్యస్తూ సయోగీ సిద్ధిభాజనం 126. లభ్యతే యది తస్యేవ యోగసిద్ధ్యః కరే స్థితా. అతీతానాగతం వేత్తి ఖేచరీ చ భవే ధ్రువం. 127. అమరీం యః పిబే నిత్యం నస్యం కుర్వందినే దినే వజ్రోలిమభ్యసే నిత్యమమరోలితి కథ్యతే. 128. తతో భవేద్ రాజయోగో నాంతరా భవతి ధ్రువం. యదా తు రాజయోగేన నిష్పన్నా యోగిభ్యః క్రియా. 129. తదా వివేకవైరాగ్యం జాయతే యోగినో ధ్రువం. 126. అవజ్రోళిం అభ్యసేత్యస్తు సయోగీ సిద్ధి భాజనం. లభ్యతే యది తస్యేవ యోగసిద్ధ్యః కరే స్థిత. 127. అతీతాన్ ఆగతం వేత్తి ఖేచరీ చ భవేత్ ధ్రువం. అమరీం యః పిబేత్ నిత్యం నస్యం కుర్వన్ దినే దినే. 128. వజ్రోళిం అభ్యసేత్ నిత్యం అమరోళి ఇతి కథ్యతే తతో భవేత్ రాజయోగో నాంతరా భవతి ధ్రువం. 129. యదా తు రాజయోగేన నిష్పన్నా యోగిభ్యః క్రియా తదా వివేక వైరాగ్యం జాయతే యోగినో ధ్రువం. కేవల కుంభక భావన మాత్ర సిద్ధరూపమగు వజ్రోళిని అభ్యసించు యోగి సకల సిద్ధులు పొందుచున్నాడు. వజ్రోళి యోగ సిద్ధిని సిద్ధించుకొని సంస్థితుడైన యోగి ముందు ముందు జరగబోయేవి మునుముందుగానే ఎరుగగలడు. ఆకాశ సంచారములు చేయగలడు. ఎవ్వరైతే నిత్యము నస్యము దృశ్యరాహిత్యము సిద్ధించుకుని చేసుకుని వజ్రోళిని అభ్యసిస్తూ ప్రతిరోజు అమృతమును త్రాగుచూ ఉంటారో అట్టివారు అమృతపానులగుటచే అమరోళి అని చెప్పబడుచున్నారు. అమరోళి యోగామృతముచే క్రమంగా రాజయోగము సిద్ధిస్తోంది. వేరు విధంగా సిద్ధించదు మరి. రాజయోగముచే సిద్ధించుకున్న యోగి లోకరీతి అయిన ప్రయోజనములను అధిగమించి యోగక్రియాపరిపక్వము పొందినప్పుడు ఆ యోగి యందు ధ్రువమైన వివేక వైరాగ్యములు పరిపక్వమై ఉంటాయి. విష్ణునామ మహాయోగి మహాభూతో మహాతపాః. 130. తత్వమార్గే యథా దీపో దృశ్యతే పురుషోత్తమః. యః స్తనః పూర్వపితస్థం నిష్పీడ్యముదమశ్నుతే. 131. యస్మాజ్జతో భగాత్ పూర్వం తస్మిన్నేవ భగే రమన్. యామాతా సా పునర్భార్యాయా భార్యా మాతరేవ హి. 132. యః పితా స పునః పుత్రో యః పుత్రః స పునః పితా. ఏవం సంసారచక్రం కూపచక్రేణ ఘటా ఇవ. 133. భ్రమంతో యోనిజన్మాని శ్రుత్వా లోకాన్ సమశ్నుతే. 130. విష్ణుః నామ మహాయోగి మహాభూతో మహాతపాః. తత్వమార్గే యథాదీపో దృశ్యతే పురుషోత్తమః. 131. యః స్తనః పూర్వపితః తం నిష్పీడ్యముదం అశ్నుతే. యస్మాత్ జాతో భగాత్ పూర్వం తస్మిన్ ఏవ భగే రమన్. 132. యా మాత స పునః భార్య యా భార్యా మాతృకైవ హి. యః పితా స పునః పుత్రో యః పుత్రః స పునః పితా. 133. ఏవం సంసార చక్రేణ కూపచక్రే ఘటా ఇవ భ్రమంతో యోని జన్మాని కృత్వా లోకాంతు సమశ్నుతే. యోగ యోగీశ్వరుడగు విష్ణుభగవానుడు సర్వభూత స్వరూపుడు. మహాతపః స్వరూపుడై పురుషోత్తముడై నీవు బ్రహ్మమే అని గుర్తుచేయు తత్వమార్గమునందు దారిచూపు దీపము వంటివారు. ఈ సంసారము బహు చమత్కారమైనది కదా. ఈ జీవుడు తాను ఇతఃపూర్వము పాలుత్రాగిన స్తనమునే పీడించి నిష్పీడ్యము మర్దనము చేసి సంతోషపడుచున్నాడు. ఈ యోనియందు తాను ఇతహపూర్వము జనించినాడో అద్దానియందే రమించుచున్నాడు. ఈ వర్తమానంలో కనిపిస్తున్న సంసారములోని సంబంధ అనుబంధ బాంధవ్యములు ఎంతటి చిత్ర విచిత్రములేనవి! ఎంతటి మార్పులు! ఎవరు ఇప్పుడు తల్లియో, ఆమె మరొక జన్మలో భార్య, ఎవరు భార్యయో, ఆమె మరొక జన్మలో తల్లి అగుచున్నది. ఎవరు ఇప్పుడు తండ్రియో, అతడు మరొక జన్మలో కుమారుడు అగుచున్నాడు. ఎవడు ఇప్పుడు కుమారుడో, అతడే మరొకప్పుడు తండ్రి అగుచున్నాడు. ఈ విధంగా సంసారము అనే నూతియందు తిరుగాడుచున్న కూపచక్రము, గిలక వెంట తిరుగాడుచూ ఉన్న ఘటము, బొక్కెన వలే ఒక యోని తరువాత మరొక యోనిలో ప్రవేశములు, దేహనిష్క్రమణములు పొందుచున్న ఈ జీవుడు ఉపనిషత్తు వినుటచే ఉత్తమ లోకములు, స్థితిగతులు పొందుచున్నాడు. త్రయోలోకాస్త్రయో వేదాస్తిస్రః సంధ్యాస్త్రయః స్వరాః 134. త్రయోగ్నేయశ్చ త్రిగుణాః స్థితాః సర్వే త్రయాక్షరే. త్రయాణమక్షరాణాం చ యోధితేప్యర్ధమక్షరం. 135. తేన సర్వమిదం ప్రోతం తత్సత్యం తత్పరం పదం. 134. త్రయోలోకాః, త్రయోవేదాః, తిస్ర సంధ్యాః, త్రయః స్వరాః, త్రయో అగ్నేశ్చ, త్రిగుణాః, స్థితాః సర్వే త్రయాక్షరే. 135. త్రయాణాం అక్షరాణాం చ యో అధితేపి అర్ధం అక్షరం తేన సర్వం ఇదం ప్రోతం తత్సత్యం తత్పరంపదం. ఇక్కడ పాతాల భూ స్వర్గములనే మూడు లోకములు, రుక్ యజుర్ సామములనే మూడు వేదములు, ప్రాతః మధ్యాహ్న సాయం మూడు సంధ్యలు, ఉదాత్త వానుదాత్త స్వరితములనే మూడు స్వరములు, గార్హపత్య దక్షిణ ఆహవనీయములనే మూడు అగ్నులు, సత్వ రజో తమో త్రి మూడు గుణములు, సమస్తము కూడా అకార ఉకార అమకారములనే త్ర్యక్షరి ఓంకారమునందు అమరినవై ఉన్నాయి. ఓంకార సంజ్ఞయగు ఆత్మయే ఇదం హి. ఇదంతా కూడా ఈ యోగి అయితే త్రయీ అక్షరముగు అకార ఉకార మకారముల యొక్క అక్షరార్థమును అధ్యయనము చేస్తాడో, అట్టివాడు ఇదంతా ఓ తత్ ప్రోతమయున్న తత్పరం తత్సత్యం అగు ఆత్మయందు చూస్తూ ఆత్మపదమును చేర్చున్నాడు. పుష్పమధ్యే యథా గంధః పయోమధ్యే యథా ఘృతం. 136. తిలమధ్యే యథా తైలం పాషాణేష్వివ కాంచనం. హృది స్థానే స్థితం పద్మం తస్య వక్త్రమధోముఖం. 137. ఊర్ధ్వనాలమధోబైందుస్తస్య మధ్యే స్థితం మనః. 136. పుష్పమధ్యే యథా గంధః పయోమధ్యే యథా ఘృతం తిలమధ్యే యథా తైలం పాషాణేషు ఇవ కాంచనం. 137. హృది స్థానే స్థితం పద్మం తస్య వక్త్రం అధోముఖం ఊర్ధ్వనాళం అధోబిందుం తస్య మధ్యే స్థితం మనః. పుష్పము యొక్క మధ్యగా సువాసన ఉన్నట్లు, పాలకు అంతరమున నేయి ఉన్నట్లు, నువ్వులలో మధ్యగా నూనె ఉన్నట్లు, పాషాణము బంగారు ఖనిజము మధ్యగా బంగారము ఉన్నట్లు, హృదయస్థానములో మధ్యగా పద్మము ఉన్నది, ఆ పద్మము క్రిందవైపుగా ముఖము కలిగి అధోముఖముగా ఉన్నది, అద్దాని నారము ఊర్ధ్వముగాను క్రిందకు బిందువుగా ఉన్నది, అట్టి పద్మమునకు మధ్యగా మనస్సు ఉన్నది, అకారే రేచితం పద్మము కారణేవ భిద్యతే. 138. మకారే లభతే నాదమర్ధమాత్రాతు నిశ్చల. 138. అకారే రేచితం పద్మం ఉకారేణేవ భిద్యతే మకారే లభతే నాదం అర్ధమాత్రాతు నిశ్చల. అట్టి హృదయ పద్మము అకారముతో రేకులు విప్పుకొనుచున్నది, ఉకారముతో ఆ పద్మము వికసించుచున్నది, మకారముతో నాదరూపము పొందుచున్నది, అర్ధమాత్రచే సునిశ్చలము అగుచున్నది, శుద్ధస్ఫటిక సంకాశం నిష్కలం పాపనాశనం 139. లభతే యోగయుక్తాత్మా పురుషస్తత్పరం పదం 139. శుద్ధ స్ఫటిక సంకాశం నిష్కళం పాపనాశనం. లభతే యోగయుక్తాత్మా పురుషః తత్పరం పదం. అట్టి హృదయ సందర్శన యోగోభ్యాసముచే యోగి యోగయుక్తాత్ముడై శుద్ధ స్ఫటికము వంటిది నిష్కళము సర్వపాప భావములను మొదలంట్లా కడిగివేయినది అగు తత్పరమ పురుష పదమును సిద్ధించుకొనుచున్నాడు. కూర్మః స్వపాణిపాదాదిశిరశ్చాత్మని ధారయేత్ 140. ఏవం ద్వారేషు సర్వేషు వాయుపూరితరేచిత 140. కూర్మః స్వపాణిపాదాది శిరశ్చ ఆత్మని ధారయేత్ ఏవం ద్వారేషు సర్వేషు వాయుపూరిత రేచితః. తాబేలు తన యొక్క పాణి పాదములను శిరస్సును తనయందు తానే ఉపసంహరించుకుంటూ తనయందే ధారణ చేస్తున్నది కదా, అదేవిధంగా అన్ని ద్వారములలో నవద్వారములలో వాయువును పూరించుచు రేచించుచు శ్వాసలతో ప్రాణాయామము నిర్వర్తించాలి. నిషిద్ధంతు నవద్వారే ఊర్ధ్వం ప్రాణిశ్వసంస్తథా 141. ఘటమధ్యే యథా దీపో నివాతం కుంభకం విదుహ నిషిద్ధైర్నవభిద్వారై నిర్జనే నిర్పద్రవే 142. నిశ్చితం త్వాత్మమాత్రేణావశిష్టం యోగసేవేత్యుపనిషత్ 141. నిషిద్ధంతు నవద్వారే ఊర్ధ్వం ప్రాక్ నిశ్వసం తథా ఘటమధ్యే యథా దీపో నివాతః కుంభకం విదుహ 142. నిషిద్ధేః నవభిద్వారేః నిర్జనే నిరుపద్రవే నిశ్చితంతు ఆత్మమాత్రేణ అవశిష్టం యోగసేవయ. నవద్వారములను నిషేధించాలి. పైకి క్రిందికి నిశ్వసనము బాహ్య కుంభకము ద్వారా నవద్వారములను మూసివేయాలి. ఘటము కుండ మధ్యలో గాలిలేని చోట దీపము ఎట్లా ఉంటుందో ఆత్మజ్యోతి సమస్త దేహములలో అట్టిదని తెలుసుకొనబడునుగాక. యోగి యోగసేవ లేక యోగాభ్యాసముచే మనస్సును నవద్వారముల ప్రవేశము నుండి నిషేధించినవాడే నిర్జనమునందు అవశిష్టుడై నిర్ అపద్రవము నిశ్చింతము అగు ఆత్మగా సర్వము తానే సర్వమునకు వేరే సర్వసాక్షి అయి ఆత్మజ్యోతి స్వరూపముగా వెలుగొందుచున్నాడు. ఇతి యోగతత్వోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.